ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೇ ವ್ಯಾಸದೇವಾಯ. ಶ್ರೀ ವಾಸುದೇವ ಮಹಿಮೇನ ಈ ಸಭಾ ಸದಸ್ಯಕ್ಕೆ ಸವನೀಯ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕುಂಟೂ, ವೇದವ್ಯಾಸ ಭಗವಾನ್ಲು ಮನಕು ಪ್ರಸಾದಿಂಚಿನ ಪಂಚಮ ವೇದಂ ಶ್ರೀ ಮನ್ ಮಹಾಭಾರತಂಲೋನಿ ನಿನ್ನೆ ರೋಜಿನ ಭೀಷ್ಮ ಪರ್ವಂಲೋ ಪ್ರವೇಶಿಂಚಾಂ. ಪ್ರಧಾನಂಗಾ ಇಂದುಲೋ ಭಗವದ್ಗೀತೆನಿ ತಾವನ್ಮಾತ್ರಂಗಾ ಸ್ಮರಿಂಚಿ ಭಗವದ್ಗೀತೆ యొక్క హృదయాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. అటుపై యుద్ధ వైభవంలో భీష్ముల వారు మొత్తం 18 రోజుల యుద్ధంలో 10 రోజుల యుద్ధం అయిందే. ముఖ్యంగా 3వ నాటి యుద్ధంలో భీష్ముడు విజృంభించినప్పుడు కృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి చక్రాన్ని స్వీకరించి భీష్మును కుప్పించి ఎగయడము, అటుపై అర్జునుని యొక్క ప్రార్థన మేరకు వెనుతిరిగి ఆయన మళ్ళీ రథంపై అధిరోహించడం వరకు నిన్న చెప్పుకోవడం జరిగింది. నిజానికి ఇలాంటి సన్నివేశం 2 పర్యాయాలు వస్తున్నది భీష్మునితో యుద్ధం చేసినప్పుడు. ఎప్పుడైతే 3వ రోజు యుద్ధం కూడా జరిగిందో అప్పుడు విజృంభించినటువంటి పాండవ సేనలన్నింటినో కూడా ఇచ్చిన మాట ప్రకారంగానే భీష్ముడు సంహరించాడు. అటుపై పాండవులు కూడా విజృంభించి ఎంతో కౌరవ సేన కూడా నష్టం జరిగినది. ఆ తర్వాత మళ్ళీ దుర్యోధనుడికి మాత్రం ఇది ఒక పెద్ద అలవాటు అండి. మాటి మాటికి ఎవరిని సేనాధ్యక్షుడిగా పెట్టాడో వాడి దగ్గరికి వెళ్ళి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నువ్వు ఇంతేనా చేస్తున్నావు అనడం వీడికి అలవాట్లో ఉన్నది. ఆ 3వ రోజు యుద్ధం అయ్యాక రాత్రిపూట కూడా వెళ్ళి మాట్లాడితే ఆయన అంటుంటాడు, ఇక్కడ భీష్ములు వారు కృష్ణ తత్వాన్ని చాలా అద్భుతంగా ప్రస్తావన చేస్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడు చేసినటువంటి కృష్ణ స్తుతి కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఇవన్నీ మనం కేవలం స్పర్శిస్తూ ఉన్నాం, స్మరిస్తున్నాం మాత్రం. ఆ స్తోత్రములని ఇక్కడ వ్యాఖ్యానిస్తే అది వేరే ప్రవచనం అవుతుంది. ఇక్కడ మొత్తానికి ఆ దివ్యమైన స్తోత్రాన్ని చేసి కృష్ణ పరమాత్మ ఎక్కడుంటాడో అక్కడ విజయం తప్పదని నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నేను యుద్ధం చేస్తూనే ఉన్నాను అని అక్కడ నచ్చ చెప్పడం. ఆ తర్వాత తాను తెచ్చిన విశల్యకరణి అని ఒక ఔషధిని అక్కడ దుర్యోధనుడికి ఇస్తాడు. అంటే దెబ్బలు తిని ఉన్నాడు కనుక ఔషధి, అంటే కొన్ని రకాల ఔషధులు కూడా పెట్టుకుని వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. క్రమంగా యుద్ధము జరుగుతూ 4, 5, 6, 7, 8 రోజుల వరకు యుద్ధంలో ఇక్కడ భీష్ముని వారి యొక్క విజృంభణ సామాన్యం కాదు. అటు పాండవులు అల్లల్లాడిపోతున్నారు, యుధిష్ఠిరుడికి కూడా భయం పట్టుకుంది, ఈ భీష్ముడిని ఎదుర్కోవడం ఎలాగా అనేటువంటి భీతి కూడా అవహించినది. దానికి తోడు పాండవులు ఏం తక్కువ తినలేదు. భీముడు ధనుర్యుద్ధం చేస్తాడు దుర్యోధనుడితో. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం. మనకు తెలుసు అంటే భీముడు అక్కడ గద తిప్పడమే తెలుసు, కానీ ధనుర్యుద్ధం, ఆ ధనుర్యుద్ధం చేసినప్పుడు కూడా దుర్యోధనుడు భీముడి యొక్క బాణములకి దెబ్బతిని మూర్చపోతే వెంటనే జయద్రథుడు తన రథాన్ని ఎక్కించుకుని అక్కడి నుంచి పక్కకి తెప్పిస్తాడు. ఇలాంటి ప్రతాపములు ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి. భీష్ముణ్ణి సంహరించేందుకు ప్రయత్నిస్తూ మొత్తం పాండవ సేన వెళ్తూ ఉంటే భీష్ముణ్ణి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ కౌరవ సేన వస్తుంది. ఉభయ సేనల మధ్య అపూర్వమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. 8 రోజులు యుద్ధం పూర్తయింది. 8 రోజుల్లో ఎక్కడా భీష్ముడు మాత్రం కపట యుద్ధం చేయలేదు. ఇది తెలుసుకోవాల్సింది. నిష్కపటంగా ఇచ్చిన మాట ప్రకారంగానే యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో 8వ రోజు యుద్ధం అయ్యాక ఆ రాత్రివేళ భీష్మునితో దుర్యోధనుడు మళ్ళీ కలిశాడు. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను, మాటి మాటికే కౌరవ సేనలు దెబ్బతినేటట్లుగా పాండవులు విజృంభిస్తున్నారు, నిజానికి నువ్వు తలంచుకుంటే ఎలాంటి విజయమైనా జరిగేది కదా అని అంటూ ఉన్నాడు ఇక్కడ దుర్యోధనుడు. అయితే దుర్యోధనుడు అలా అనడానికి 8వ రోజు మాటలో కొంచెం తేడా వచ్చిందండి. 3వ రోజున సందేహాన్ని వెలిబుచ్చడం, అప్పుడు భీష్ముడు విజృంభించడం, కృష్ణుడు నియంత్రించడం జరిగింది. 4వ రోజు రాత్రి చెప్పినప్పుడు కృష్ణ మహిమ చెప్తే మౌనంగా విని వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. 8వ రోజు మాత్రం దుర్యోధనుడిని ప్రేరేపించిన వాడు కర్ణుడు. ఇక్కడ కర్ణుడు యుద్ధంలోకి రావట్లేదు. 10 రోజులు కర్ణుడు యుద్ధానికి రాలేదండి. చెప్పాడుగా నువ్వున్నంతసేపు యుద్ధం చేయనని, అందుకే ఆయన యుద్ధంలోకి రాలేదు. కానీ యుద్ధాన్ని పరిశీలిస్తున్నాడు మొత్తాన్ని. అప్పుడు ఒక మంత్రము చేశారు. మంత్రం అంటే ఆలోచన. ఈ ఆలోచనలో దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైన వారందరూ ఉన్నారు. వారందరూ ఆలోచిస్తూ భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు వీళ్ళందరూ తలంచుకుంటే పాండవ సేన నిలబడేదా, అయినప్పటికీ కూడా పాండవులు విజృంభిస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు కపటంగానే యుద్ధం చేస్తున్నారని అనిపిస్తున్నది అనేటువంటి శంకని ఆ మంత్రాంగం అంతా ఆలోచిస్తే కర్ణుడు వెంటనే చెప్తున్నాడు, యుద్ధంలో భీష్ముడు తొలగితే భీష్ముడు చూస్తూ ఉండగానే నేను పాండవులను, వారి యొక్క పరివారాన్ని మొత్తాన్ని సంహరిస్తాను. ఈ మాట నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను దుర్యోధన అన్నాడు ఇక్కడ కర్ణుడు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, భీష్ముడు ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం నష్టపోవడం జరుగుతుంది కనుక భీష్ముడిని ఎలాగో అలాగ యుద్ధం నుంచి మరల్చు. ఇది కర్ణుడిచ్చిన సలహా. మా శౌచ భరత శ్రేష్ఠ కరిష్యేహం ప్రియం తవ భీష్మ శాంతనవస్తూర్ణమపయాతు మహారణాత్. భీష్మ అపయాతు మహారణాత్. భీష్ముడి పెద్ద యుద్ధం నుంచి తిరిగి వెళ్ళాలి. నివృత్తేయుధి గాంగేయ న్యస్తశస్త్రే చ భారత అహం పార్థాన్ హనిష్యామి సహితాన్ సర్వసోమకై. సోమకులు అనబడే ఒక మహాపరివారం పాండవులతో పాటు ఉంది. సోమకులు మహావీరులు. ఆ సోమకుల సహితంగా ఈ పాండవుల్ని వారి సేనల్ని నేనొక్కడనే సంహరిస్తాను, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు తొందరగా భీష్ముని శిబిరానికి వెళ్ళి ఆయన చేత ఒప్పించి అస్త్ర సన్యాసం చేయించు అనగానే దుర్యోధనుడు కర్ణుడితో అంటున్నాడు, నువ్వు చెప్పింది ఏదో బాగుంది, నీపై నాకు ఆశ కలుగుతున్నది, అందుకు భీష్ముడు రణవిముఖుడు అయ్యేటట్టు చేస్తాను, ఆయన యుద్ధ విముఖుడు వెనక్కి వెళితే నువ్వు శత్రులతో పోరాడదు కానీ అని తన పరివారాన్ని తీసుకుని ఆ రాత్రి వేళ భీష్ముని శిబిరంలోకి వెళ్ళాడు దుర్యోధనుడు. వెళ్ళగానే పిలిచాడు దుర్యోధను, ఏమైనా ఏమిటి విషయమని. మళ్ళీ ఎప్పుడూ పాడే పాటే, తమరు పూర్ణమైన ప్రతాపాన్ని చూపించట్లేదని నాకు అనిపిస్తున్నది అని చెప్తూ మరొక మాట అన్నాడు, నువ్వు కానీ చెయ్యను అని అనుకుంటే కర్ణుడికి అనుజ్ఞయ్యవయ్యా అని అడిగాడు. ఇక్కడ కర్ణుడిని యుద్ధంలో పాల్గొనడానికి అనుజ్ఞ ఇవ్వు. అనుజానీహి సమరే కర్ణ మాహవ శోభినం సజేష్యతి రణే పార్థాన్ ససుహృద్గణ బాంధవాన్. పాండవుల యొక్క స్నేహగణము బంధుగణము వీళ్ళన్నిటి కూడా కర్ణుడు హరిస్తాడు, కాబట్టి నువ్వు నీ మాట నిలబెట్టుకోకుండా వాళ్ళని సంహరించకుండా ఉన్నావు గనక కర్ణుడికి అనుమతి ఇవ్వు అనగానే కొంతసేపటి వరకు జవాబు ఇవ్వలేదు భీష్ముడు వారు. ఎలాంటి పరిస్థితి ఏర్పడిందా మహానుభావునికి? నిజానికి ఆయన ప్రతాపాన్ని శంకించడమా? శుద్ధమైన చరిత్ర గలవాడు, కపటం లేనివాడు, ఆర్జవం అనే గొప్ప గుణం కలిగిన భీష్మునికి ఈ మాట ఎలా ఉన్నది అంటే, వాక్శల్యై అన్నారు, మాటలనే బాణాలు నాటుకుని మౌనంతో ఉన్నట్టు భీష్ముడు. కొంతసేపటికి దుఃఖం వచ్చింది ఆయనకి. దుఃఖము రోషముతో నిట్టూర్పులు విడుస్తూ కించం దుర్యోధనైవమ్మా వాక్శల్యై అపకృంతసి, నువ్వు ఎందుకయ్యా ఈ మాటలనేటువంటి బాణాలతో నన్ను గాయపరుస్తున్నావు? దుఃఖేన మహతావిష్ట, చాలా దుఃఖంతో ఈ మాట అంటున్నాడు. ఇప్పటి వరకు నీకు సంతోషం కలిగించడానికి యుద్ధాగ్నిలో ఎంతమంది ప్రాణాలను హోమం చేయలేదు చెప్పు. ఇప్పటికీ నీకు చెప్పిన ప్రకారంగా రోజుకి 10,000 తక్కువ కాకుండా సైన్యాన్ని సంహరిస్తానన్నాను, అదే చేస్తున్నాను. పైగా ఈ కర్ణుడికి నువ్వు ఇమ్మంటున్నావు, నన్ను పక్కకు తప్పుకోమంటున్నావు. ఈ కర్ణుడి గురించి నీకు ఎన్ని మార్లు చెప్పినా వినట్లేదు. ఈ కర్ణుడు యుద్ధరంగంలో పారిపోవడమే తప్ప మీకోసం రక్షించడం అనేది ఏదైనా చరిత్రలో కనబడుతుందా? అతడి మీద నమ్మకంతో నువ్వు వెళుతున్నావు. ఎల్లవేళలా తానే గొప్పవాడిని అహంకరించే కర్ణుడు, అటువంటి అతన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావు. సరే, నారదాదులు హెచ్చరించారు, కృష్ణుడు హెచ్చరించాడు, విదురుడు హెచ్చరించాడు, ఎవరు హెచ్చరించానని ఇవ్వనలేదు. మళ్ళీ చెప్తున్నాను, నా విజృంభణ రేపు నువ్వు చూస్తావు. శిఖండిని తప్ప మిగిలిన ఎవరినైనా సరే అక్కడ సంహరిస్తాను అన్నాడు. ఎందుకంటే నాకున్న నియమం అది అని ఎప్పుడైతే తాను ప్రతిన పట్టాడో గట్టిగా, ఆ రోజును మాత్రం సంతోషించాడు దుర్యోధనుడు. నిజానికి దుర్యోధనుడికి వెళ్ళి మీద అపనమ్మకం లేక కాదండి, నమ్మకం లేక కాదు, వాళ్ళని ఎగదూస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే మరింతగా వాళ్ళ యొక్క పౌరుషాన్ని ప్రజ్వరిల్లింపజేయడానికి ఆడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. అప్పుడు ఇప్పుడు భీష్ముడు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నాడు. ఆయన తప్పకుండా ఇప్పుడు విజృంభిస్తాడు. కానీ ఈ శిఖండి ప్రమాదం ఒకటి ఉంది గనక, ఆ శిఖండి భీష్ముని వైపు రాకుండా ఉండడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి అని గాంగేయుని రక్షణ కోసం అన్ని విధాలా చేయవలసిన ఏర్పాట్లు మనం చేయాలి. ఎందుకంటే సింహం ఒంటరిగా ఉంటే తోడేలు కూడా సంహరిస్తుంది అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. సింహం లాంటి భీష్ముని తోడేలు లాంటి శిఖండి సంహరించడానికి సిద్ధంగా ఉన్నది. అందుకు మనం సింహం లాంటి భీష్ముని మనమందరం రక్షించుకోవాలి. ఎందుకంటే యుద్ధం జరిగేటప్పుడు ప్రధానంగా సేనాధ్యక్షుడు యుద్ధం చేస్తున్నా ఆయన చుట్టూ మిగిలినటువంటి పరివారం రక్షణకు ఉండాలి. ఈ విధంగా నిర్ణయించుకుని ఆ మరోరోజు 9వ రోజు యుద్ధం. ఈ 9వ రోజు యుద్ధం మాత్రం చాలా విశేషంగా జరిగినది. ఈ 9వ రోజు యుద్ధంలో భీష్ముని విజృంభణ అంతా ఇంతా కాదు, మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. తాను ఇంతమందిని చంపుతానని చెప్పిన సంఖ్య కూడా దాటిపోతుంది ఆ రోజు, అంత విజృంభిస్తున్నాడు భీష్ముడు. ఆ విజృంభణలో మొత్తం పాండవ సేన అంతా అల్లకల్లోలమవుతున్నటువంటి పరిస్థితి. అల్లెత్రాటును లాగుతూ ఉంటేనే పిడుగుపడిన ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో అర్జునుడు, దుష్టజుమ్నుడు మొదలైన వారందరూ కూడా భీష్ముని వైపుకు వస్తూ ఉంటే భీష్ముణ్ణి రక్షించుకుంటూ దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వారందరూ కూడా చుట్టూ వ్యాపించున్నారు. ఆ సమయంలో కూడా కృష్ణుడు గమనిస్తున్నాడు, ఎంత చెప్పినా అర్జునుడికి గురుభావం వదలడం లేదు. ఇది 9వ రోజు యుద్ధం నాటి కదా. వాసుదేవస్తతా యోగి ప్రచస్కంద మహారథాత్ అభిదుద్రావ భీష్మంస భుజ ప్రహరణో బలి ప్రతోదపానహి తేజస్వి సింహవద్ నినదన్ ముహు. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క విజృంభణ ఎలా చూపిస్తున్నారంటే యోగి వాసుదేవ అన్నారు. యోగి అయిన వాసుదేవుడు, యోగి శబ్దానికి అనేక అర్థాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మ ప్రచస్కంద మహారథాత్ మళ్ళీ రథం నుంచి దిగి అభిదుద్రావ భీష్మం, భీష్మవి వెళుతున్నట్ట. ఇది రెండవ పర్యాయం 9వ రోజు యుద్ధంలో. పైగా ప్రతోదపాణిహి, ఈ రోజున మాత్రం చక్రం పట్టుకోలేదండి, ప్రతోదపాణిహి తాను తోలుతున్నటువంటి చర్ణాకాలు పట్టుకుని పైకి వెళుతున్నట్ట. ఇదే మన రథాంగపాణి రక్షోభ్యాహ అనే భావనలో దీన్ని కూడా భావించవచ్చు. చర్ణాకాలు పట్టుకుని పైకి వెళుతున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు హఠాత్తుగా దిగి వెళ్ళాడో మళ్ళీ మామూలు అర్జునుడు వెళ్ళి, స్వామి నీ ప్రతిజ్ఞను భంగపరచుకోకయ్యా, నీ వేగం ఎలా ఉన్నదంటే దారయన్నివ పద్భ్యాంస జగతీం జగదీశ్వర క్రోధతామ్రేక్షణ కృష్ణో జిఘాంసురిమముద్యత. స్వామి ఎలా ఉన్నాడంటే దారయన్నివ పద్భ్యాంస జగతి, ఆయన అడుగులు భూమిని చీల్చివేస్తున్నాయా అన్నట్లున్నాయి, ఎర్రని కళ్ళుతో ఉన్నాడు స్వామివారు. ఇలాంటి అగ్రహస్వరూపం. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రధానమైన అంశం ఉందండి. దుర్యోధనుడు భీష్ముణ్ణి బాగా ఎత్తిపొడుపు మాటలాడి తీవ్రత్వం చేసిన తర్వాత రెండు పర్యాయాలు చేశాడు, రెండు పర్యాయాలు కృష్ణుడు విజృంభించాడు. ఇది గమనించవలసిన ఒక పెద్ద అంశం. ఎలాగైతే మనం ఆ రెండవ రోజు రాత్రి యుద్ధంలో ఎలా మాట్లాడాడు దుర్యోధనుడు, దానికి తగ్గట్టుగా 3వ రోజు ఆయన విజృంభించాడు, అప్పుడు కృష్ణుడు విజృంభణను అరికట్టాడు. మళ్ళీ 8వ రోజు రాత్రి దుర్యోధనుడు కర్ణ సహాయంతో మాట్లాడిన మాటలకి 9వ రోజు ఆయన విజృంభించినప్పుడు మళ్ళీ కృష్ణుడు అలాగే సమాధానం చెప్పాడు. ఎందుకు ఇలా చేశాడు? ఇది ఆలోచించవలసిన అంశం. ఇక్కడ నిజానికి ఆయుధం పట్టను అంటే అర్థం ఏంటంటే ఆయుధం ధరించి యుద్ధం చెయ్యను అని అర్థం. అది ప్రధానం. అది ఎలాగూ చేయలేదు ఆయన. ఇక్కడ కృష్ణుడు ఒక మాట అంటాడు ఏమనంటే అర్జునుడికి వినబడేలాగా, నీ కారణంగానే కదయ్యా ఇంత ప్రమాదం ఏర్పడింది, కాబట్టి నిన్ను వధించడం చాలా అవసరం. ఎందుకంటే ద్రౌపదిని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఉపేక్షించిన పెద్దవాళ్ళు నువ్వొక్కడివి గనక నిన్ను తప్పకుండా వధించాలి అన్నట్టు ఇక్కడ కృష్ణుడు. వెంటనే చాలామంది అవును భీష్ముని యందు తప్పు ఉన్నది, అందుకే కృష్ణుడు అలా ఉన్నాడు అలా అన్నాడు అని. నిజానికి వధించేవాడైతే చర్ణాకోలు ఎందుకు పట్టుకొస్తాడు? వధించదలుచుకుంటే ఆయన ఇలా రానక్కర్లేదు, అక్కడి నుంచే చక్రాన్ని పంపించవచ్చు. వధించదలుచుకోలేదు, అర్జునుడికి ఒకనొక ప్రేరణ కలిగించదలుచుకున్నాడు. దానితో ఇత తాత తాత అనే భావం స్థానంలో నా భార్య అవమానింపబడుతున్నా చూస్తూ ఉపేక్షించిన వాడని ఒకనొక భావం వస్తే ఆ క్రోధం అతనికి పౌరుషం వస్తుందని కృష్ణుని యొక్క ఉద్దేశం. అంతేగాని ఇక్కడ మనం భీష్ముణ్ణి అధర్మపరుడుగా అనరాదు. భీష్ముడు నోరు మూసు కూర్చోలేదు, సమాధానం చెప్పాడని కూడా మనం వివరించుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చివరికి భీష్ముడు మరణించిన తర్వాత ఒక మాట అంటాడు, పాపం అనేది ఇతని జీవితంలో ఈషన్ మాత్రం కూడా లేదని కృష్ణుడే సర్టిఫికేట్ ఇచ్చారండి ఇప్పుడు చెప్పండి ఇక్కడ భీష్ముని విషయంలో. కానీ కృష్ణుడు ఎక్కడ ఏ మాట ఎందుకనాలో చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి ప్రేరణ అక్కడ కలిగించడం. అంతేకాదు ఒక విధంగా ఉపేక్ష ధర్మాధర్మ మీమాంసలో పడినప్పటికీ ఉపేక్ష దోషమే అని అర్థాన్ని తీసుకున్నా తప్పేమీ లేదు. అంత మాత్రం చేత భీష్ముని చరిత్ర కళంకమూరారు. ఇది తెలుసుకోవాల్సినది. జాగ్రత్తగా చూడాలి మహాత్ముల చరిత్రని. మొత్తాన్ని కృష్ణ పరమాత్మ అలా విజృంభించి కేవలం ప్రతోదపాణిహి, ప్రతోదమనగా చర్ణాకోలు, గుర్రాల్ని తోలేటువంటి ములుకోల, అది పట్టుకుని స్వామి కనబడితే మళ్ళీ దిగాడు మహానుభావుడు. ఎందుకంటే ఇలాంటి సన్నివేశానికి కావాలి. ఎందుకంటే పరమార్థమైన పరమాత్మలో లీనం కావడమే కావాలి, దానికి ఇది ఒక అవకాశం. ఆయనే సంహరిస్తాను అంటే అంతకంటే ఇంకేం కావాలని మళ్ళీ సిద్ధమయ్యాడండి ఇక్కడ. అయితే ప్రతోదపాణిహి ఆయన వచ్చిన ఈయనకు మాత్రం చక్రం పట్టుకున్నవాడే కనబడ్డట. ఎందుకు ఆయన చర్ణాకోలు పట్టుకున్నాడా చక్రం పట్టుకున్నాడా అంటే యుద్ధంలో అందరికీ చర్ణాకోలు కనబడుతుంది, భీష్ముడికి మాత్రం సుదర్శన చక్రం కనబడుతుందండి. ఇందులో రహస్యం ఏంటంటే తనదైన నారాయణత్వాన్ని ఒక్కసారి మెరిపింపజేశాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సినది. ముఖ్యంగా ఇందులో అనేక పరమార్థాలు ఉన్నాయి. ఇది లోతుగా మనం ఆలోచించాలి. దుర్యోధనుడు భీష్ముడిని అనేక రకాలుగా శంకించాడు. ముందు దుర్యోధనుడికి పాఠం, భీష్ముడి యొక్క ప్రతాపం ఎంత తీవ్రంగా ఉన్నదంటే సాక్షాత్ కృష్ణుడు వచ్చి నిలువరిస్తే కానీ తగ్గలేదు, అంత తీవ్రంగా భీష్ముడు విజృంభిస్తున్నాడు. అందుకే భీష్ముని యొక్క ప్రతాప విషయంలో శంకించవలసిన అవసరం లేదు. ఇదొకటి. ఇంకొక ప్రధానమైన ఉద్దేశం దీనిలో ఉన్నదిట. భీష్ముడు నా శక్తి కొద్దీ నేను యుద్ధం చేస్తానో మాట అన్నాడు. తన శక్తి కొద్దీ అంటే అక్కడ ఉన్న వారందరిలో కూడా ఒక దివ్యమైనటువంటి అవతారం భీష్ములు వారు. ఆయన వసువుల రూపం. ఒక వసువు అయినప్పుడు ద్యో అనేబడే ఒక వసువు అయినప్పటికీ మిగిలిన 7 వసువుల యొక్క తేజస్సు ఉంది గనక అష్టవసువుల సమాహారమూర్తి. వసువులు అంటే దేవగణాల్లో అత్యంత ప్రధానమైన వారు. దేవగణాల్లో వాడు ఒకనొక కార్యం కోసమై అధర్మపక్షం నుంచి యుద్ధం చేస్తున్నాడు. అందులో కార్యం ఉంది, ఉంటే ఉండవచ్చు, కానీ తనదైన దైవశక్తిని ఎప్పుడూ కూడా అధర్మపక్షం వైపు చూపించరాదు. భీష్ముడు అటు ఉక్రోషంతో తనదైన వసుశక్తిని, ఒక దేవతాశక్తిని చూపిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని నియంత్రించడానికి దేవదేవుడు ఒక్కసారి విజృంభించి, నీవి దేవశక్తి అయితే నా దేవదేవ శక్తిని ధ్వనింపజేశాడండి. దానితో అతని యొక్క ఉద్ధృతి కాస్త తగ్గింది. ఇది తెలుసుకోవాల్సినది. ఇలా కృష్ణ పరమాత్మ ఎందుకేది చేస్తున్నాడు అనేది సర్వజీవుల యొక్క స్థితిగతులు గమనిస్తున్నాడు కనుక ఆయనకి సాధ్యమైంది. ఈ విధంగా విజృంభించినటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడు అప్పుడు చెప్పాడు, ఇకపై నేను ఈ విధంగా ప్రవర్తించనయ్యా, మోహంతో ప్రవర్తించను, పితామహుని పడగొడతాను. ఇది ఒట్టు పెట్టి చెప్తున్నాను. శపే కేశవ శస్త్రేణ సత్యైన సుకృతైన చ. నా శస్త్రం మీద, నా సత్యం మీద, నా పుణ్యం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇంకా నేను పితామహునితో విజృంభించి యుద్ధం చేస్తాను అని చెప్పారు. 8వ రోజు యుద్ధం పూర్తయి, 9వ రోజు యుద్ధం పూర్తయింది. పూర్తయిన తర్వాత ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళారు. ఆ 9వ రోజు రాత్రిపూట ధర్మరాజు మొదలైనటువంటి వారు, పాండవ సమూహంలో ముఖ్యులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ఇలా నిజానికి రేపు యుద్ధం చేయాలనేటువంటి కుతూహలం పాండవులెవరికీ లేదు. ఇప్పుడు పాండవ సేనలకు కూడా, ఎందుకంటే భీష్ముడు విజృంభించిన విజృంభణలో ఆ తగిలినటువంటి బాణ పరంపరకి ప్రతివారు నీరసపడ్డారు. అలాగే పాండవులు కూడా దానికి అంతగా విజృంభించినందుకు కౌరవ సేనలు కూడా కొంచెం బలహీనపడ్డాయి. అందరికీ కూడా యుద్ధం పట్ల ఒకనొక నిరుత్సాహం ఏర్పడింది. ఆ స్థితిలో యుధిష్ఠిరుడు కృష్ణాదులతో, ముఖ్యులైన పాండవులతో సమావేశం ఏర్పాటు చేసి, భీష్ముని మనం పరిశీలిస్తుంటే మన యముని ఎదుర్కోగలం, ఇంద్రుని ఎదుర్కోగలం, వరుణుని ఎదుర్కోగలం, కుబేరుని ఎదుర్కోగలం, కానీ భీష్ముని ఎదుర్కొనడం మహాకష్టమని తేలుతూ ఉన్నది. అతని ప్రతాపం అలా విజృంభిస్తున్నది. ఇది ఎలా ఉన్నదంటే, ఒక బాగా ఎండిపోయినటువంటి గడ్డి మీద ఒక నిప్పు వస్తూ మొత్తం దహించినట్లుగా ఆయన పాండవ సేనంతటి దహిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇతన్ని ఎలా ఎదుర్కొనడం? నాకైతే ఈ పరిస్థితులు ఏం చేయాలో తెలియట్లేదు, దీని బట్టి కంటే వనవాసమే మంచిదనిపించిందయ్యా అన్నట్టు యుధిష్ఠిరుడు. అప్పుడు సత్యప్రతిజ్ఞ అని పిలిచాడండి కృష్ణ పరమాత్మ. ఎంత అద్భుతమైన సత్యప్రతిజ్ఞ! నువ్వు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నదేమిటి? ధర్మపుత్ర, ఎప్పుడూ కూడా నువ్వు దైన్యంతో విషన్నుడివి కారాదు సుమా. ధర్మం ఎళ్ళ ధైర్యంతో నిలబడాలి నువ్వు. పైగా మీరందరూ సామాన్యులా, ఇంద్ర సమానమైన తేజస్సు కలిగినటువంటి వారు. సరే, పితామహుణ్ణి నేను చంపుతాను, నా ప్రతిజ్ఞను పక్కనైనా పెడతాను, నువ్వు నన్ను నియోగించి నేను చంపుతాను. ఈ మాట ఎందుకు అంటున్నాడు? స్వామి ప్రతిజ్ఞ తప్పుతున్నాడా? కాదు. జాగ్రత్తగా ఇక్కడ సన్నివేశాన్ని పరిశీలించాలి. మాం వా నియుక్ష్వ సౌహార్దాత్ యోత్సే భీష్మేన పాండవ. నువ్వు నన్ను ప్రేమగా నియమించు, నేను మొత్తం కౌరవులందరితో యుద్ధం చేస్తాను, భీష్ముడిని ఒక్కడిని సంహరిస్తాను నేను అని చెప్తూ, అసలు అర్జునుడు ఉపప్లావ్యంలో బయలుదేరేటప్పుడు గంగానదుని భీష్ముడిని యుద్ధరంగంలో సంహరిస్తానని ప్రతిజ్ఞ పెట్టాడు. ఆయన తన ప్రతిజ్ఞ వెనక్కి తీసుకున్నాడు కాబట్టి నేను బయలుదేరతా. నిజానికి అర్జునుడు తలచుకుంటే భీష్ముడిని చంపడం చిన్న పని, అయినప్పటికీ ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు కాబట్టి నేను బయలుదేరతాను. నిజానికి భీష్ముడిని చంపడం పెద్ద కష్టం కాదయ్యా, ఆయన ఇంకా జీవించే కాలం కూడా చాలా తక్కువ. మన బలంతో పోలిస్తే శత్రుపక్షం బలహీనం, అందులో భీష్ముడు కూడా ఒక బలహీనమే. అందుకు అర్జునుడికి సాధ్యమవుతుంది కానీ ఆయన వెనకడుగు వేస్తున్నాడు, ప్రతిజ్ఞను మర్చిపోతున్నాడు, నేను వెళతానన్నట్ట. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? అర్జునుడికి నువ్వు చేతనయ్యి కూడా చెయ్యట్లేదయ్యా, నువ్వు చెయ్యకపోతే నేను వెళతానని 2 సార్లు హెచ్చరించాను, నువ్వు వినలేదు. ఇప్పుడు యుధిష్ఠుడి ముందు ప్రకటిస్తున్నాను, నన్ను నియోగించి నేను వెళతానంటున్నాను ఇక్కడ. అంటే కృష్ణుడు ప్రతిజ్ఞను భంగం చేస్తాడు, ఆయుధం పడతాడని కాదండి. అర్జున, నీ ప్రతిజ్ఞ భంగం చేసుకోకు, 2 మార్లు నీకు ప్రకటించాను, రేపు కానీ విజృంభించకపోయావా? కూడదు సుమా, నీ యొక్క ప్రతిజ్ఞకి నియమానికి ఇది హెచ్చరించను ఇక్కడ. వెంటనే ఈ మాట ఎప్పుడైతే కృష్ణుడు అన్నాడో, యుధిష్ఠుడు అంటున్నాడు, మాధవ నువ్వు చెప్పినది నిజమే, నువ్వు కానీ విజృంభిస్తే నీ వేగానికి ఏ ఒక్కరూ తట్టుకోలేరు. ప్రపంచంలో దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసాదులు ఎవరైనా సరే నీ యొక్క ప్రతాపం ముందు నిలవలేరు. కానీ నీవు నీ మాటని తప్పిన అపకీర్తి నీకు రాకూడదయ్యా, మా వలన నీకు అపకీర్తి రాకూడదు. ఎంత చక్కటి మాట అంటున్నాడు చూడండి ఇక్కడ. యుద్ధం చేయకుండా మాకు సహాయం చేస్తానని పూర్వం చెప్పేవి గనక ఆ సత్యం దెబ్బ కారాదు, అది మేము చూసుకోవాలి. నువ్విచ్చిన ప్రతిజ్ఞ నిలబెట్టవలసిన బాధ్యత మాది. అయితే నాకు భీష్ముడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాటను ఆధారం చేసుకుని నేను చేయవలసిన కర్తవ్యం చేస్తున్నా. సమయస్తు కృతకశ్చిన్ మమ భీష్మేన సంయుగే మంత్రయిష్యే తవార్థాయనతు యోత్స్యే కథంచన దుర్యోధనార్థం యోత్స్యామి. నేను భీష్ముని ముందు నమస్కారం చేసేటప్పుడు అందరూ వింటున్నట్టుగానే భీష్ముడు ఒక ప్రకటన చేశాడు. ఆయన మాట తప్పడు. అదేమిటంటే, ఆ ప్రకటన సమయ అంటే ప్రతిజ్ఞ నియమ పాలన. అదేమిటి అంటే యుద్ధంలో చెప్తున్నాడు ఇక్కడ, మంత్రయిష్యే తవార్థాయ, నీకు ఏదైనా ముఖ్యమైన ఆలోచన హితము అయితే చెప్తాను కానీ నీకోసం నేను యుద్ధం చెయ్యను, దుర్యోధనార్థం యోత్స్యామి, దుర్యోధనుడి కోసం యుద్ధం చేస్తానని చెప్పాడు. దీన్ని బట్టి నాకు హితవు ఆలోచన చెప్తాడు కానీ నా కోసం యుద్ధం చేయను చెప్పాడు కదా, అందుకు నాకు పనికొచ్చే హితవు ఆలోచన చెప్పమని అడుగుదాం, ఇప్పుడు బయలుదేరదాం అన్నట్టు. ఆ రాత్రికి రాత్రి వీళ్ళు బయలుదేరి భీష్ముని యొక్క శిబిరానికి కృష్ణ పరమాత్మతో సహా వెళ్ళారు పాండవులు. వెంటనే భీష్ముడు ఆనందంగా ముందు అన్నది స్వాగతం తేస్తు, హే కృష్ణ, హే కృష్ణ నీకు స్వాగతం, అర్జున స్వాగతం, హే ధర్మరాజా భీమా నకుల సహదేవులారా మీ అందరికీ స్వాగతం, మీకు ఏది ఇష్టమో అది కోరండి యుద్ధం కాకుండా అన్నాడు. ఇక్కడ మీ తరపున యుద్ధం చేయమన్న తప్ప మీకు ఏది ఇష్టమో అది కోరుకోండి అంటే వినయంతో నమస్కారం చేసి అడుగుతున్నాడు, స్వామి మాకు కావలసింది యథాయుధి జయేమత్వాం యథారాజ్యం భృశం మమ మమ సైన్యస్య చక్షేమం తన్మే బ్రూహి పితామహ. ఏ విధంగా చేస్తే మేము జయం సాధిస్తామో రాజ్యాన్ని పొందుతామో మా సైన్యము క్షేమంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఉపాయాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. మొత్తానికి ఉపాయం పేరేమిటి, భవాన్ హినో వధోపాయం బ్రవీతు స్వయం ఆత్మనః, నీ వధోపాయం ఏమిటో నువ్వే చెప్పవయ్యా అంటే అక్కడ మందహాసం చేసి ఈయన చెప్తున్నాడు. తంచేత్ పితామహం వృద్ధం, అసలు బయలుదేరేటప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకున్నారు నిజానికి, ఎందుకంటే ఆఖరికి క్షత్రియ ధర్మం ఎంత భయంకరమైనది అంటే తాతను కూడా చంపడానికి వెనుదీయకుండా ఆయన్ని చంపవలసిన ఉపాయం ఆయన్ని అడిగి చంపేటట్టు చేస్తుంది. ఇది స్వధర్మమే కానీ స్వధర్మం ధిక్ అన్నాడు ఇక్కడ దుర్యోధనుడు. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ, తంచేత్ పితామహం వృద్ధం హంతుమిచ్చామి వాద్ మాధవ పితుహు పితరమిష్టంచ ధిగస్తు క్షత్రజీవిక ధిక్ అస్తు క్షత్రజీవిక, నా క్షత్రజీవితి ఏమిటయ్యా ధిక్ అనుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ధర్మరాజు ఇందులో మాట ఏమిటి ఈ విషయంలో ఉన్నటువంటిది అంటే చెయ్యాలి కర్తవ్యము, కానీ ఒకవైపు తాతను కూడా చంపవలసి వస్తుంది క్షత్రియ ధర్మం కోసం. అంతేగాని క్షత్రియ ధర్మం విడనాడుతాను అనలేదు, కొన్ని ధర్మములు అలా ఉంటాయండి, ఇది తెలుసుకోవాల్సింది. ఉదాహరణకు పోలీస్ అధికారి ఉన్నాడు, వాడి బాధ్యత తప్పు చేసిన వాడిని శిక్షించాలి, వాడు బంధువుకే శిక్ష వేయవలసి వచ్చింది అనుకోండి, వాడు ఏమనుకుంటాడు, ఏమిటి ఉద్యోగం, ఆఖరికి నా బంధువునే శిక్షించవలసి వచ్చిందే అంటాడే కానీ శిక్ష వేయకుండా ఊరుకోడు, అది ధర్మం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంత చక్కగా ధిగస్తు క్షత్రజీవికాం అన్నాడు ఇక్కడ, క్షత్రధర్మం అది. అప్పుడు భీష్ముడు వారు నవ్వి ఒక్కడు చెప్తున్నాను, నన్ను ఏ ఒక్కరూ జయించలేరు వధించలేరు ఇది తెలుసుకో అన్నాడు, నేను అవధ్యుడను. నకథంచన కౌంతేయ మయి జీవతి సంయుగే జయోభవతి సర్వజ్ఞ సత్యమే తద్బ్రవీమితే సర్వజ్ఞ, నీకు తెలియందేముందయ్యా, నేను యుద్ధం చేస్తున్నంత కాలం నేను బ్రతుకున్నంత కాలం అంటే నేను బ్రతికి యుద్ధం చేస్తున్నంత కాలం లేదా యుద్ధంలో బ్రతికి ఉన్నంతకాలం ఏ ఒక్కడికి నకథంచన జయోభవతి, ఎవడికి జయం అనేది కలగదు, ఇది సత్యం, ఇది ముందు తెలుసుకో. అయినప్పటికీ మీరు యుద్ధంలో విజయాన్ని పొందండి, విజయం పొందాలి అంటే నన్ను బాణంతో దెబ్బతీయగలిగేవాడు మొత్తం పాండవ సేనలో ఒక్కడే ఉన్నాడు, అతను అర్జునుడు. ఈ అర్జునుడు పరంపరగా బాణప్రహారం చేయాలి, మామూలుగా కాదు. అనుజానామి వ పార్థాహ ప్రహరధ్వం యథా సుఖం, నీకు ఎలా సుఖమో అలాగా అన్ని బాణములు నాపై ప్రయోగించండి, దానికి గాను మీకు అనుజానామి సమ్మతినిస్తున్నాను, అనుమతినిస్తున్నాను, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అండి, మీకు సమ్మతినిస్తున్నాను అని చెప్తూ ఇక్కడ విషయములు ఎన్నో చెప్తున్నాడు. శిఖండి ఎదురైతే నేను యుద్ధం చేయని వాడితో, వాడిపై బాణప్రయోగం చేయను, ఎందుకంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, కింద పడిన వాడిని కవచము ధ్వజము లేనివాడిని పారిపోయేవాడిని ఆయుధాలు కింద పడేసిన వాడిని భయపడేవాడిని నీవాడను అని శరణ వేడిన వాడిని స్త్రీని స్త్రీ నామధేయుని వికలాంగుని తండ్రికి ఒకడే పుత్రుడైన వాడిని అదేవిధంగా పూర్వము స్త్రీ అయి ఇప్పుడు పురుషుడైన వాడు ఏ విధంగానైనా స్త్రీ అంశము ఉంటే వాడిని నేను సంహరించిన అలాంటి వాడు శిఖండి, అతన్ని మీరు ఎదురుగా పెట్టుకుని అర్జునుడి ద్వారా బాణములు వేసినట్లయితే నన్ను సులభంగానే జయించవచ్చు ఈ విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే శిఖండి ముందు బాలికగా జన్మించి తర్వాత పురుషత్వం పొందాడు, పైగా తాను పుట్టడము పురుషత్వం పొందడము ఎందుకోసం మీకు తెలియకుండా ఉండదు కదా అన్నట్టు ఇక్కడ, ఎందుకోసం నన్ను చంపడానికై వాడు పుట్టినప్పుడు సాధించి తీరతాడు, ఇది విధి, పైకి శివుడిచ్చిన వరం అది, అది ఎలా తప్పుతుంది? జరగాల్సిందే. ఇది విధులండి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఈ మాట అంటున్నాడు, జానంతిచ భవంతోపి సర్వమేతత్ యథాతథం. ఇదంతా మీకు తెలిసిన విషయం అన్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయములు ఆలోచించాలి. వెంటనే కర్ణారాధకులు, దుర్యోధనారాధకులు వీళ్ళు ఉంటారు కదా, పాండవ విరోధులు, వీళ్ళు వెంటనే కొన్ని మాటలు అంటారు, ఇదంతా మోసం కాదా అండి అని. ఎక్కడుందో మోసం మీరు చెప్పండి. ఇక్కడ పైగా నువ్వు ఎలా చనిపోతావు అని ఉపాయం అడగడానికి వెళ్ళారా వీళ్ళు? వెళ్ళినట్టే కనబడుతుంది వధోపాయం చెప్పు అని ప్రశ్న అలాగే ఉంటుంది. వధోపాయం అందరికీ తెలుసండి, ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఎందుకంటే తానే దుర్యోధనుడితో చెప్పాడు, శిఖండి ఎదురైతే మాత్రం కష్టమయ్యా, ముందే రానున్న పరిస్థితులు ఏమిటి, నేను ఎవరి ముందు నిలబడతాను, ఎవరితో యుద్ధం చేయను ముందే చెప్పేశాడు దుర్యోధనుడితో నిష్కపటంగా. అంతేగాని యుద్ధం దగ్గరికి వచ్చి నేను ఎందుకు చేయలేదంటే శిఖండి ఎదురుగా ఉన్నాడు కనుక అప్పుడు చెప్పడం కాదు, ముందే చెప్పాడు. దాన్ని బట్టి శిఖండిని వీటివైపు రాకుండా కాపాడుకోవడానికి దుర్యోధనుడు తన ప్రయత్నం తాను చేశాడు. దీన్ని బట్టి భీష్ముని యొక్క నిష్కపటమైన ఆర్జవ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. పైగా మొదటి నుంచి భారతంలో పలు పర్యాయాలు దృష్టజ్యుమ్నుడు ద్రోణిని సంహరించడానికి వచ్చాడు, శిఖండి భీష్ముని సంహరించడానికి వచ్చాడు, ఉభయులు ద్రుపద పుత్రులే అనే విషయం పలుమార్లు ప్రస్తావనలో మనకు వస్తుంది. అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం, అందరికీ తెలిసినదే. ఆ విషయం వీళ్ళకి తెలుసు. కృష్ణ పరమాత్మే స్వయంగా హెచ్చరిస్తాడండి, ఉపప్లావ్యం నుంచి బయలుదేరే ముందే మనకేం భయం లేదండి. దృష్టజ్యుమ్నుడు ప్రకటిస్తాడు, జాగ్రత్తగా విన్న వాళ్ళకి మళ్ళీ నేను చెప్పనక్కర్లేదు, కానీ దృష్టజ్యుమ్నుడు అన్న మాట గుర్తుందా, నేను ద్రోణ సంహారానికి పుట్టాను, ఈ శిఖండి భీష్మ సంహారం కోసం పుట్టాడు అని ఒక్కొక్కరు గురించి చెప్తాడు ఇక్కడ. అందుకు అందరికీ తెలిసినదే. మరి ఇప్పుడు వధోపాయం కోసం కొత్తగా వెళ్ళాలా? అందుకే ఇక్కడ జాగ్రత్తగా తెలిసింది ఏంటంటే, అవతల వారు ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా స్వచ్ఛంద మరణం చేతిలో కలిగినటువంటి భీష్ముడు అంత తొందరగా చావడు, అది ఒకటి ఉన్నది. ఆయన అపజయం అనేది ఆ మహానుభావుడికి ఎప్పుడూ లేదు, కానీ అపజయము లేదు, మరణము లేదు. ఇప్పుడు వధోపాయం ఏం కావాలి అంటే, శిఖండిని ఎదురుగా పెట్టి యుద్ధం చేయడానికి మీ అనుమతి కావాలి, ఇది అనమాట అడిగింది. అందుకేమన్నాడు, అనుజానామి అన్నాడు ఆయన, నేను నా సమ్మతిని తెలియజేస్తున్నాను అన్నాడు ఇక్కడ. అంటే తన అనుమతి తీసుకుని బయలుదేరుతున్నాడు ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. ఇలా చెయ్యొచ్చా అంటే, అలా చేస్తే కానీ వాడు చావడన్నప్పుడు అలాగే చెయ్యాలండి, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ అదే ఉపాయం, మరొక ఉపాయం లేదు ఆయన్ని సంహరించడానికి. ఆ ఉపాయం ఉపయోగించడానికి గాను ఆయన అనుమతిని అడిగాడు. అయితే ఇక్కడ శిఖండి ఎదురుగా ఉన్నంత మాత్రాన భీష్ముడిని కొట్టగలరా? 9 రోజులు కూడా శిఖండి కూడా యుద్ధం చేశాడు. జాగ్రత్తగా చదవాలి, కేవలం 9 రోజులు ఆయన పిలుచుకురాలేదు, 10 రోజున పిలుచుకురాలేదు, ప్రతిరోజు శిఖండి కూడా యుద్ధం చేశాడండి. ఆ యుద్ధ వర్ణనలు మొత్తం చెప్తే మొత్తం భీష్మ పర్వం చెప్పడానికే మరొక 1 వారం రోజులు నన్ను అనుమతి అడగాలి నిర్వాహకుని. కానీ అంత జరిగిందని మాత్రమే తెలుసుకోవాల్సింది. అక్కడ రకరకాల వ్యూహాలు వేసినప్పుడు శిఖండి కూడా మహావీరుడు, సందేహం లేదు, తన వీరత్వాన్ని చూపించాడు. తన నియమం ప్రకారం అంగనాపూర్వుణ్ణి గనక ఆయన సంహరించాడు, అంతే, ఇది విషయం. ఆ విజృంభిస్తున్నప్పుడు శిఖండి పలుమార్లు వచ్చి బాణాలు వేస్తుంటే భీష్ముడు నవ్వుతూ వెళ్ళిపోతాడు, అతన్ని విడిచిపెట్టి మిగిలిన వాళ్ళతో యుద్ధం చేస్తుంటాడు చిత్రం. మరి తనతో యుద్ధం చేయట్లేదు, తాను బాణాలు వేస్తున్నాడు. ఆ బాణాలు వేస్తున్నప్పుడు ఎలా ఉన్నాయంటే, మహా హిమవత్ పర్వతం మీద 4 చినుకులు పడితే ఎలా ఉంటుందో అలా ఉందిటండి అని చలించలేదు రే భీష్ముడు, ఆయన ప్రతాపం అలాంటిది. అందుకే శిఖండి యుద్ధం చేస్తూనే ఉన్నాడు, తెలుసుకోవాల్సింది. కొత్తగా యుద్ధంలోకి తీసుకురాలేదు వాళ్ళు, ఇది ముందు తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. మొత్తానికి వధోపాయం అనే పేరుతో అనుమతిని అడిగారు. పైగా ఈ 10వ రోజు విజృంభణ తాను చేసిన ప్రతిజ్ఞకి తగ్గట్టుగా దుర్యోధనుడి పట్ల ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటట్టు మహావిజృంభణ చేస్తున్నాడు ఇక్కడ మహానుభావుడైనటువంటి భీష్మ పితామహుడు. యుద్ధంలో ఉన్నటువంటి ఆశ్చర్యం ఏమిటంటే, అంతమంది పాండవ సేన కూడా గొప్ప గొప్ప వీరులతో పాటు ముందుకొచ్చింది. ఎందుకంటే భీష్ముడిని ఎదుర్కోవడం సామాన్యంగా దుష్టజుమ్నుడు మొదలైన వారందరూ ఉన్నారు, సాత్యకి మొదలైన వారు, కృష్ణరథం కూడా ఉన్నది. ముందు మాత్రం శిఖండిని పెట్టుకున్నారట, శిఖండిని ముందు పెట్టారు, వెనకాల అర్జునుడు ఉన్నాడు. ఈ వెళుతూ ఉండగా ముందే దుర్యోధనుడు చెప్పాడు కదా ఏమని, ఈ శిఖండి నుంచి మన స్వామిని రక్షించుకోవాలి అని. ఇక్కడ ఆ విధంగా రక్షించుకున్నట్టుకై అక్కడ వీళ్ళందరూ వచ్చి భీష్ముని చుట్టూ ఉన్నారండి. అంటే ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది, భీష్ముడికి అర్జునుడికి మధ్య కాదు, మొత్తం కౌరవ సేనకి పాండవ సేనకి మధ్య వచ్చినటువంటి మొత్తం దుర్యోధనాది సమస్త బలగమని కృపాచార్యుడు, ద్రోణుడు వీరందరూ కూడా భీష్ముడిని కాపాడుకోవడానికి వాళ్ళు చూపించిన ప్రతాపం అంతా ఇంత కాదు. యుద్ధం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి. మనం చూసిన విన్న కథల్లో ఒక రథం అక్కడ ఒక రథం ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నట్టు ఉంటుంది, అలా కాదు. ఇక్కడ అతన్ని రక్షించడానికి ఎన్ని రథాలు వచ్చాయి, ఎన్ని కాల్బలములు వచ్చాయి, ఎన్ని ఏనుగుల బలములు వచ్చాయి, ఎన్ని గుర్రముల బలములు వచ్చాయి, ఇవన్నీ మనం పరిశీలించవలసినవే. రథబలములు వచ్చాయి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ ఎదుర్కొంటూ అర్జునుడు ఒక్కొక్కరిని కూడా గుండెలు హడలేలా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆ సమయంలో శిఖండు కూడా మహాకోపం కొనదు, అర్జునుడు ప్రోత్సహిస్తున్నట్ట, నువ్వు అతన్ని సంహరించడానికే వచ్చావు గనక నువ్వు విజృంభించు అని. ఆ శిఖండి కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శిఖండి అనే పేరు అతనికి పెట్టబడింది. శిఖండి అంటే అగ్నిదేవుడు అని అర్థమండి వేదం ప్రకారంగా. అగ్ని వంటి తేజస్సున్నాడు కనుక శిఖండి. కానీ శిఖండి అనే శబ్దాన్ని మనం లోకంలో నపుంసక పరంగా వాడుతూ ఉంటాం కానీ అది తప్పు. ఇది తెలుసుకోవాలి. శిఖండి అనేది దానికి పెట్టిన ఒకనొక నామధేయం మాత్రమే, ఇది పురుషనామమే శిఖండి అనేటువంటిది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇది. అంతేకాదు మొండి శిఖండి అని ఒక మాట ఉన్నది మనకి, ఎవరైనా విన్నారా? ఎన్నో జాతీయాలు నానుడులు పలుకుబళ్ళు మనం మర్చిపోతున్నాం. వాడు మొండి శిఖండి అంటే ఈ శిఖండి పరమ మొండి. ఎందుకంటే శిఖండి పూర్వం ఎవరు? అంబ. ఆవిడ ఎంత మొండితనంతో తపస్సు చేసి పరశురాముడు కూడా నా వల్ల కాదు అన్న మొండి పట్టి, అది పట్టుదలండి, పట్టుదలతో తపస్సు చేసి తాను ఇంత చేసిన ప్రయోజనమేముంది? జగత్ ప్రయోజనమేమీ లేదు. అందుకు నిజానికి ధర్మ ప్రయోజనం కోసం పట్టుబడితే పట్టుదల అనొచ్చు, కేవలం ధర్మ ప్రయోజనం లేకుండా ప్రతీకారమే ప్రయోజనం అయితే మొండితనం అనొచ్చు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు మొండితనం అనేది గొప్పగా ఉండొచ్చు అండి ఇక్కడ ఈ మాట. ఇది ఇంకెవరికైనా ధర్మ ప్రయోజనం కోసం మహాత్ములు పడితే దీక్ష, పట్టుదల ఇలాంటి మాటలు వాడతాం. ఇక్కడ మొండితనమును వాడుతున్నాం మొత్తానికి. శిఖండి తన్నిమిత్తమై వచ్చినటువంటి వాడు కనుక ఆయన తన ప్రతాపంతో బాణాలు వేస్తూ ఉంటే నవ్వుతున్నట్టు భీష్ముడు. నవ్వి ఒక మాట అంటున్నాడు, కామ మధ్య సభా మావా నత్వాం యోత్స్యే కథంచన యైవ హిత్వం కృత ధాత్ర శైవ హిత్వం శిఖండిని అన్నట్ట. అంటే ఎగతాళిగా మాట్లాడాడు, శిఖండిని అన్నాడు ఇక్కడ. శిఖండి అంటే పురుషవాచకం, పుంలింగ శబ్దం. ఓహో నువ్వేనా బ్రహ్మగారి చేత ఆడదానిగా పుట్టావు అన్నాడు. నిజానికి ఇక్కడ కనిపిస్తున్నది పురుషుడు ఎత్తి పొడిచి, నీ అసలు పుట్టుక ఆడపుట్టుకయ్యా ఓ శిఖండిని అన్నాడు ఇక్కడ. ఆ శిఖండిని అనగానే వెంటనే కోపం వచ్చింది శిఖండికి. వచ్చి ఇదిగో ఇక్కడ వీళ్ళందరి ముందు చూపిస్తున్నాను భీష్మ, నువ్వేమిటో నీ ప్రతాపమేంటో నాకు బాగా తెలుసు. నువ్వు గొప్పవాడివే, పరశురాముణ్ణే హడలెత్తించినటువంటి వాడవు నాకు తెలుసు. కానీ నిన్ను సంహరిస్తాను, ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు నా పైన బాణాలు వెయ్యి లేదో ఊరుకో, కానీ నువ్వు బ్రతికుండగా నా చేతుల్లోంచి మాత్రం తప్పుకోలేవు సుమా. నువ్వు చూడదలుచుకుంటే ఈ లోకాన్ని ఇప్పుడే బాగా చూడు, తర్వాత చూడవలే అన్నట్టు శిఖండి. ఇక ఈ తర్వాత యుద్ధం తీవ్రంగా జరిగింది. ఆ యుద్ధంలో శిఖండిని ముందుండి దాని బాణాల అంటే ఆయన బాణాలు ఆయన వేస్తూ ఉంటే భీష్ములు వారు వాటికి చలించట్లేదు, సమాధానం చెప్పట్లేదు. వెనక నుండి బాణములు వేస్తున్నాడు అంటే ముందు పెట్టుకుని అర్జునుడు, ఆ బాణాలు వేస్తున్న దానికి మాత్రం సమాధానం చెప్తున్నాడు గట్టిగా. అప్పుడు ఆ పక్కన దుర్యోధనుడు భయపడి నిలబడితే దుర్యోధనుడితో అంటున్నాడు ఇక్కడ, ఈరోజు నా విజృంభణ చూడు, ఈరోజు మొత్తం పాండవులని సేనల్ని కూడా సంహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఇక్కడ. ఇవాళ మాత్రం మాటలో ఒక మాట అన్నాడు, అహం వాజ్య హతశేషే హనిషేవా అద్య పాండవాన్. ఈ మాట అంటున్నాడు ఇక్కడ, ఇవాళ నేనైనా భూమి మీద పడిపోతాను లేదా పాండవులనైనా సంహరిస్తాను. అద్య చాపి మహత్కర్మ ప్రకరిష్యే మహాబల, ఈరోజు నా మహత్కర్మను నువ్వు చూస్తామన్నాడు. ఆ రోజు లక్ష పైన సైన్యాన్ని కొట్టేటండి భీష్ముడు. నిజానికి యుద్ధవర్ణంలో భీష్ముని విజృంభణ కనబడుతుంది ఇక్కడ. పైగా ఈరోజు అన్ని వేల మంది నీకు చెప్పినటువంటి మాటే కాకుండా ఇంకా ఎక్కువ చేసి వెనుతిరుగుతాను, ఇవాళ నా దినచర్య అది అంటూ విజృంభించి మహాక్రోధమూర్తి అయ్యే భీష్ముడు విజృంభిస్తూ ఉంటే ఇంకా వెనకాలన్న పాండవులందరూ కూడా ఆహాకారాలు ఎత్తారు. ఈ లోపల అర్జునుడు శిఖండిని, నువ్వు పరాక్రమించు, నువ్వు బాణములు వేయని చెప్తున్నాడు. ఇటు అర్జునుడిని రక్షించుకోవడం కోసమని విరాట ద్రుపదులు, కుంతి భోజుడు, నకుల సహదేవులు, యుధిష్ఠరుడు వీళ్ళందరూ కూడా వచ్చారు అక్కడ. ఎప్పుడైతే అర్జునుడి చుట్టూ వీళ్ళు వచ్చారో భీష్ముని చుట్టూ రక్షించుకోవడానికి మరికొందరు వచ్చారు. వాళ్ళల్లో చేకితానుడు అనేటువంటి వాడు వచ్చి భీష్ముని మీదకి విజృంభించి ఆపుతూ ఉన్నాడు. అలాగే దుష్టజ్యుమ్ని కృతవర్మ అడ్డుకున్నాడు, భీముని భూరిశ్వరుడు అడ్డుకున్నాడు, నకులుని వికర్ణుడు అడ్డుకుంటే సహదేవుని కృపాచార్యుడు అడ్డుకున్నాడు. ఈ ఘటోత్కచుడు విజృంభిస్తూ ఉంటే దుర్ముఖుడు ఎదుర్కొన్నట్ట. నిజానికి భీముడు ఘటోత్కచుడు అప్పటికే కౌరవ సేనలు అల్లల్లాడించారండి. ఘటోత్కచుని విజృంభణికి కౌరవ సేనలు చాలా పారిపోయేట, అందుకే భయపడ్డాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఆ ఘటోత్కచుని దుర్ముఖుడు ఎదుర్కొన్నాడు. సాత్యకిని దుర్యోధనుడు కూడా ఎదుర్కొన్నాడు అతన్ని. అలాగే దుర్ముఖుడు ఘటోత్కచుని, దుర్యోధనుడు సాత్యకిని ఎదుర్కొంటే అభిమన్యుడు విజృంభిస్తూ ఉంటే కాంభోజరాజు అని సుదక్షిణుడు అడ్డుకున్నాడు. అలాగే విరాటరాజు, ద్రుపదుడు విజృంభిస్తున్నప్పుడు అశ్వత్థామ అడ్డుకున్నట్ట. దీన్ని బట్టి భీష్ముని చుట్టూ ఎంత బలం అక్కడ రక్షకంగా ఉన్నదో ఆలోచించండి. ఇక్కడ వీరందరినీ కూడా అందులో ధర్మరాజుని ద్రోణుడే అడ్డుకున్నాడు. ఈ విధంగా విజృంభించి అటు ఇటు యుద్ధములు జరుగుతూ ఉంటే అర్జునుని పరాక్రమంతో మొత్తం చల్లా చెదరు చేయబడింది కౌరవుల యొక్క బలం. ఆ విజృంభణ సాగుతూ ఉండగా క్రమంగా ఎవరికి వాళ్ళు చెదిరి ఎవరిని వాళ్ళు అడ్డుకుంటూ ఉంటే భీష్ముడి దగ్గర నిలబడ్డవాడు దుశ్శాసనుడు అండి. ఇతడు దుశ్శాసనుడు అర్జునుడిని ఎదుర్కొన్నట్ట, ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చెప్పుకున్నాం కదా, ధర్మరాజుని ద్రోణుడు, నకులుని వికర్ణుడు అని చెప్పినట్లుగా ఇప్పుడు అర్జునుడిని ఎదుర్కోవడానికి వచ్చిన వారు ఎవరై అంటే దుశ్శాసనుడు. అతడు సరిగ్గా భీష్ముడి వారికి ముందు నిలబడి అర్జునుడితో యుద్ధం చేశాడు. ఇక్కడ దుశ్శాసనుడు చేసిన యుద్ధం చాలా అద్భుతమైన యుద్ధం చేస్తాడు. ఆ దుశ్శాసనుడిని నిజానికి అర్జునుడు కూడా విజృంభించి కొన్ని రెండు అధ్యాయాలు నడుస్తుంది యుద్ధం అంతా కూడా. అంత దుశ్శాసనుడు విజృంభిస్తాడు ఇక్కడ. దుశ్శాసనుడు అర్జునుని బాణముల దెబ్బ తట్టుకోలేక తన చేతిలో ఉన్న ధనస్సు జారిపోతే భీష్ముడి వారికి వెనక్కి చేరి అక్కడి నుంచి యుద్ధం చేసి మళ్ళీ కొంతసేపటికి తెప్పరిల్లి మళ్ళీ ముందుకు వచ్చి యుద్ధం చేస్తాడు. అలా దుశ్శాసనుడు విజృంభించి ప్రక్కనే ఉంటాడట. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుడు ముందుకు వచ్చి భీష్ముడి మాట వినబడేంత దూరంలో ఉంటాడు అప్పుడు సరిగ్గా. అప్పుడు యుధిష్ఠిరుడికి వినబడుతూ పలకరిస్తాడు భీష్ముడు. పలకరించి ఒక మాట అంటాడు, ఇప్పటికి నేను వీడికి ఇచ్చిన మాట ప్రకారంగా చాలా పాండవ సైన్యాన్ని సంహరించాను. ఈ సంహరించినప్పుడు ఈ పడిపోయినటువంటి మొత్తం క్షత్రియ వీరుల్ని చూస్తున్నాను. ఏనాటి నుంచి యుద్ధంలో ఎందరి వీరుల్ని చూడలేదయ్యా, నేను ఎందరో వీరుల్ని సంహరించాను, ఇవాళ ఎందుకో ఇంకా యుద్ధాలు చాలని నాకు అనిపిస్తోందయ్యా అన్నాడు ఇక్కడ యుధిష్ఠిరుడితో. శృణుష్వ వచనం తాత ధర్మ్యం స్వర్గ్యంచ జల్పత, నేను ధర్మబద్ధమైనది స్వర్గయోగ్యమైన మాట నీకు చెప్తున్నాను విను. నిర్విణ్ణోస్మి భృశం తాత దేహేన అనేన భారత. ఓ యుధిష్ఠిర, నాకు ఈ దేహంపై చాలా వైరాగ్యం కలిగిందయ్యా, జుగుప్స కలుగుతుంది ఈ దేహంపై అన్నాడు ఇక్కడ. అంటే ఒకనొక ప్రయోజనం కోసం ఈ దేహాన్ని ధరించేనే కానీ దేహాత్మాభిమానం లేని వాళ్ళు ఈ మాట ఆడతారండి ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. దేహము నేను అనుకునేటువంటి వాళ్ళు ఆడరు ఈ మాట. దేహాత్మాభిమానం లేని బ్రహ్మ విద్యావేత్త మహానుభావుడు భీష్ముడు మర్చిపోవద్దు. అలాంటి ఆయన ఇప్పుడు ఈ మాట అంటున్నాడు, నిర్విణ్ణోస్మి భృశంతాత దేహేన అనేన భారత, అనేన దేహేన నిర్విణ్ణోస్మి, ఈ దేహం పట్ల నాకు జుగుప్స కలిగి వైరాగ్యం కలుగుతున్నది. అందుకే ఘతశ్చమే గతకాల సుబహూన్ ప్రాణినోరణే, ఇప్పటికి ఎన్నాళ్ళ నుంచో యుద్ధాల్లో ఎందరినో సంహరించాను, ఇలాంటి రక్తపాతాలు ఇలా వీరులు కింద పడ్డాలు చాలా చూశాను. అందుకే తస్మాత్ పార్థ పురోధాయ పాంచాలాన్ సృంజయాంస్తథ మద్వధే క్రియతాం యత్నో మమ చేదిచ్ఛసి ప్రియం. నీకు నిజంగా నాకేదైనా ప్రియం చెయ్యదలుచుకుంటే నన్ను చంపడానికి తొందరగా ప్రయత్నించవయ్యా అన్నట్టు. ఇక్కడ భీష్ముని మనస్థితిని ఒక్కసారి పరిశీలించండి. ఆ మహానుభావుడు ఎంతో ప్రపంచాన్ని చూశాడు, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాడు, కానీ ఆయనకి తన జీవుడు యొక్క పరమార్థం ఒకటి ఉన్నది. వసువుల్లో ఒకడైన వాడు భూమిపై అవతరించి దివ్య జ్ఞానాన్ని పొంది భాగవతోత్తముడై బ్రహ్మ విద్యావేత్త అయినటువంటి వాడే ధార్మికుడై, అంటే అటు ధర్మము భక్తి జ్ఞానము మూడు మూర్తి భవించినటువంటి గొప్ప మహాత్ముడు. ఆయన వైరాగ్యం సహజంగా ఉన్నది, ఇప్పుడు పూర్తిగా దీన్ని పరిత్యజించాలని తనకు తాను మృత్యువు రావాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకోకపోతే అది రాదండి, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ తాను సమ్మతిస్తే కానీ ఎవరు వధించలేరు, తను సంహరింపబడ్డు, తన మృత్యువు తన చేతుల్లో ఉన్నటువంటి మహాత్ముడు ఆయన. ఇక్కడ నీవు నాకు ఇష్టము చెయ్యదలచుకుంటే నన్ను చంపే ప్రయత్నము చెయ్యు అన్నాడు. ఇక్కడ నేను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు విజృంభించాను, అంతేకాదు శక్తోహం ధనుషైకేనా, నేను ఎంత విజృంభించదలచినా ఒక్కడి మాత్రం నిజమయ్యా, కృష్ణార్జునులు ఉన్నటువంటి పాండవ బలాన్ని నేను కాదు కదా ఏ ఒక్కరూ సంహరించలేరు, నాశనం చెయ్యలేరు, ఇది కనబడుతున్న సత్యం. జరగని దానికోసం ఇంకా ఎంతకన్నా నేను పనికిమాలిన యుద్ధం చేస్తాను చెప్పు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ భీష్ముల వారికి స్పష్టముగా తెలుసు కృష్ణార్జునులు ఉన్న చోట విజయం ఉంటుందని, అందుకే తనకు తాను నిర్ణయించుకుని మహావైరాగ్యంతో ఈ మాట అంటున్నాడు. అందుకు భారత, ఈ దేహం మీద జుగుప్స కలుగుతూ ఉన్నది, అందుకు నన్ను వధించడానికి తొందరగా ప్రయత్నించు అని చెప్పగానే అప్పుడు యుధిష్ఠిరుడు ఆ మాట అందుకున్నాడు, అర్జునుడికి సైగ చేశాడు, అర్జునుడు కూడా శిఖండిని మరింత ప్రేరేపిస్తున్నాడు. ఈ మాట అన్నాడని చెప్పి ధనుస్సులు వదిలేయలేదండి భీష్ముడు, మహాయుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు వేస్తున్న బాణములన్నిటికీ సమాధానం చెప్తున్నాడు ఇక్కడ భీష్మ పితామహుడు. అంటే తన ధర్మం తాను చేస్తూనే నేల మీద రాలిపోవడానికి తను సిద్ధపడ్డాడే తప్ప తాను ధర్మవిరుద్ధంగా ప్రవర్తించలేదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. ఇప్పుడు మహారథుల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూ ఉండగా భీష్ముడి పరాక్రమం విజృంభిస్తున్నది, ఆ భీష్ముడికి కాపలాగా ఉన్నటువంటి దుశ్శాసనుడు కూడా విజృంభిస్తున్నాడు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి శిఖండి తన బాణములు తాను వేస్తూ ఉండగా వెనకున్న అర్జునుడు బాణములు వేస్తుంటే ధనుస్సు పట్టుకున్నటువంటి భీష్ముని యొక్క ధనుస్సును ముక్కలు చేశాడు అర్జునుడు తన బాణముతో. ఎప్పుడైతే ఆ ధనుస్సు పడిందో మరొక ధనుస్సు తీసేట, దాన్ని కూడా ముక్కలు చేశాడు అర్జునుడు. ఇలా ఎన్ని ధనుస్సులు తీస్తున్నా అన్ని ముక్కలు చేస్తున్నాడు. ఇంకా బాణప్రయోగం కాకుండానే ధనుస్సులు ముక్కలవుతున్నాయి ఇప్పుడు. అప్పుడు భీష్ముడు శక్తి అనబడే ఒక దివ్య ఆయుధాన్ని తీసుకున్నాడండి, తీవ్రమైన శక్తి అనబడే ఆయుధాన్ని అది తీసుకుని తాను తీవ్రముగా విజృంభించి దాన్ని ప్రయోగించాడు అర్జునునిపై. అది ప్రయోగింపబడిన వెంటనే అర్జునుడు ఐదు బాణాలు వేసి దాన్ని ఐదు ముక్కలు చేసేట శక్తిని. అటు తర్వాత కూడాను విజృంభణగా యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు మరొక మారు శక్తిని ప్రయోగిస్తే ఏడు ముక్కలు చేస్తాడండి ఇక్కడ. అంటే ఇక్కడ భీష్ముడు కూడా విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో భీష్ముడు మనస్సులో ఒకటి అనుకుంటున్నాడు, ఇంక నేను యుద్ధం చెయ్యను, నాకు నేను ఆహ్వానించి ఇప్పటి వరకు చేసినటువంటి ఈ జీవితానికి నేనే పరిసమాప్తి పెట్టుకుంటాను. ఎందుకంటే నా అవతారానికి కూడా, లేదా నా పుట్టుకు కూడా, కారణ జన్మగా వచ్చిన నా కారణానికి కూడా పరిమితి ఉంది. ఆ పరిమితి ఇప్పుడు అవుతోంది, ఆ కాలం ఆసన్నమయ్యింది, నా కాలం నాకు ఆసన్నమైంది అని ఎప్పుడైతే మనస్సులో అనుకుంటూ, నా తండ్రి వల్ల నాకు అవధ్యత్వం ఒకటి, స్వచ్ఛంద మరణం ఒకటి, రెండు వరాలు వచ్చాయి. అవధ్యత్వం అంటే ఏ ఒక్కరూ సంహరించలేరు, రెండవది స్వచ్ఛంద మరణం అంటే ఎన్ని బాణాలు తగిలినా ఎన్ని ఆయుధాలు పడినా భీష్ముడు సంహరింపబడ్డది వరం, ఈ రెండు నాకున్నాయి. ఇప్పుడు నేనే మృత్యువును ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నాను. ఇక్కడ కూడా అర్జునుడు వధించలేదు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వధించలేదు, తాను సిద్ధపడ్డాడు ఇక్కడంతే. అప్పుడు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినబడుతున్నాయండి, దివ్యమైన వచనములు. మాట్లాడుతున్నది ఎవరంటే మహర్షులు వసువులు మాట్లాడుతున్నారు. వారి అంశాలని ఇచ్చి వెళ్ళిపోయారు కదా ఎనిమిది మంది, ఎనిమిది యొక్క అంశరూపమే ఇతడు. పూర్ణ రూపాలు గగనంలో ఉన్నాయి వసువులు. ఆ వసువులు ఋషులు కలిసి మాట్లాడుతున్నారు, భీష్మ నీ నిశ్చయం పూర్తిగా సమంజసమైనదే, మేమందరం ఎదురు చూస్తున్నామయ్యా, ఇంకా ఏమిటా మానవోపాధిలోను ఉండడం రా, నీకోసం ఎందరూ ఎదురు చూస్తున్నాం, అందుకే నువ్వు యుద్ధం చేయాలనే ఆలోచన నుంచి విరమించుకో. ఇది వాళ్ళిచ్చిన ఆలోచన, యుద్ధం చేసే ఆలోచన నుంచి విరమించుకో. ఎంత యుద్ధం చేసినా నిన్ను వాళ్ళు ఎలాగూ చంపలేరు, ఎంత యుద్ధం చేసినా నువ్వు పాండవులను నాశనం చేయలేవు. ఎందుకు చెప్పు ఇంకా వ్యర్థమైనటువంటి యుద్ధం, ఇది ఒక దైవికమైనటువంటి ప్రేరణ లభించింది. ఆ సమయంలో భీష్ములు వారిపై గగనం నుంచి చిన్న చిన్న అమృత బిందు జలములు పడుతున్నాయటండి ఇక్కడ. అది పడుతూ ఉండగా పువ్వులు కూడా పడ్డాయి. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ, వ్యాసుడి దయ వల్ల నాకు మాత్రమే ఆ దృశ్యం కనబడింది, కృష్ణునికి మాత్రమే కనబడింది, మిగిలిన వాళ్ళకి కాదయ్యా అని చెప్పాడు. ఇక్కడ సూక్ష్మ దృష్టిలో జరిగినది, దీన్ని బట్టి తన అసలు స్వరూపం ఏదో దానిలోకి వెళ్ళబోతున్నాడు ఇక్కడ, దానికి సన్నద్ధుడు చేయడు మహానుభావుడు. అంతేకాదు దేవదుంధువులు మారుమ్రోగయ్యే ఆ సమయంలో కుసుమవృష్టికి వీచింది, కుసుమవృష్టి కురిసింది, అనుకూలమైన మంగళకరమైన గాలులు వీచాయి. వ్యాసమహర్షి అనుగ్రహం పొంది నాకు, భీష్మునికి, కృష్ణునికి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలియలేదయ్యా. అప్పుడు శరపరంపరగా బాణములు వేస్తున్నాడు శిఖండి, ఆ బాణములు ఏమాత్రము కూడా చలింపజేయడం లేదు మహానుభావుడైన భీష్ముని. ఆడ తర్వాత భీష్ముడు యుద్ధం చేయకపోలేదని మళ్ళీ ధనుస్సు తీయడం, ముక్కలు జరగడం జరుగుతున్న తర్వాత ధ్వజాన్ని ఖండించాట అర్జునుడు. ఇప్పుడు ధ్వజాన్ని ఖండించడం, తర్వాత ఖండనకు ఒకనొక నాంది, తర్వాత సారథిని 10 బాణాలతో కొట్టాడు. ఇంకా రథం కదిపేవాళ్ళు లేరు, గాంగేయుడలా ఆగిపోయాడు. మరొక్క ధనుస్సును తీసేట చివరిగా ఈ ధనుస్సును కూడా 3 బాణాలతో ముక్కలు చేశాడు. ఇక్కడంతా మనం చూస్తూ ఉంటే అర్జునుడి పరాక్రమమే కనబడుతుందండి, తాను చూపించబోతున్న పరాక్రమానికి. దుశ్శాసనుడు ఎప్పుడో దెబ్బతిన్నాడు, అక్కడ అడ్డుకుంటున్నటువంటి దుశ్శాసనుడు మరణించలేదు కానీ దెబ్బతిని వెనక్కిపోయాడు. ఆ సమయంలో దుశ్శాసనుడు ఏమీ చెయ్యలేక భీష్ముడి దగ్గరుండి చూస్తున్నట్టండి అంతే, తాను దెబ్బతిన్నాడు పూర్తిగా, అందుకే భీష్ముడు చూస్తున్నాడు. అప్పుడు అర్జునుడు శరపరంపర కురిపిస్తున్నాడు ఇక్కడ. ఆ బాణములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగులుతుంటే ఒకసారి 5, ఒకసారి 10, ఒకసారి 60, ఒకసారి 70 ఇలా బాణాలు వేస్తున్నట్టండి. ప్రతి బాణం ఒక్కొక్క వజ్రాయుధంలా ఉందిట. ఈ బాణములు తగులుతూ ఉంటే మహానుభావుడైన భీష్ముడు అంటున్నాడు, ఈ బాణములు సామాన్యమైన అనుకున్నావా, ఓ దుశ్శాసన విను. శక్తోహం ధనుషైకేన నిహంతుం సర్వ పాండవాన్ యద్యేషాన్ నభవేద్ గుప్త విశ్వక్సేనో మహాబలః. నీకు స్పష్టమైన కొన్ని మాటలు చెప్తాను, తర్వాత నువ్వేనే దుర్యోధనుడికి చెప్పుకోవచ్చు. 2 కారణాల వల్ల నీ యుద్ధం చేయడం లేదయ్యా, ఎందుకంటే నిజానికి నేను ఒక్కనే సర్వ పాండవుల్ని ఒక్క బాణంతో నాశనం చేయగలను. ఎప్పుడది? కృష్ణార్జునులు లేకపోతే. ఇది అది లేకపోతే. అదేవిధంగా రెండవది ఏమిటి అంటే, స్త్రీగా ఉన్నటువంటి పూర్వస్త్రీ అయినటువంటి శిఖండి అతడు కానీ లేకపోతే. ఈ 2 కారణాల వల్ల, కారణద్వయమాస్థాయ నాహం యోత్స్యామి పాండవాన్ అవధ్యత్వాచ్చ పాండూనాం స్త్రీభావాచ్చ శిఖండినః. స్పష్టంగా చెప్పాడు. చెప్పగానే బాణములు వచ్చి గుచ్చుకుంటూ ఉంటే అంటున్నాడు దుశ్శాసనుడితో, నచైష సమరే శిక్షో జేతుం వజ్రభృత అపి. ఇప్పటికైనా మీ అన్నకు చెప్తావో నువ్వు తెలుసుకుంటావు కానీ సాక్షాత్తు ఇంద్రుడు వచ్చినా అర్జునుడిని కొట్టలేడయ్యా. వీడు బాణములు ఎలా ఉన్నాయంటే నీకు తెలియదు, అనుభవిస్తుంది నాకు తెలుసు. ఒక్కొక్క బాణం కూడా లోపలికి వజ్రాయుధం దిగబడినట్టు దిగబడుతోంది, పిడుగుపడినట్టు పడుతుంది నా మీద. వజ్రాసని సమస్పర్శ అర్జునేన శరాయుధి ముక్తా సర్వే ప్యవచ్ఛిన్న నేమే బాణా శిఖండిన. నీకు కనబడుతోంది శిఖండి బాణాలు వేస్తున్నట్టు, కానీ ఇవి శిఖండి బాణాలు కావు. ఈ శిఖండి బాణాలు కావు అంటూ కొన్ని శ్లోకములు వరుసగా వస్తాయండి ఇక్కడ. దీన్ని బట్టి తగులుతున్న బాణములు ఎలా ఉన్నాయో వర్ణిస్తూ ఇవి శిఖండి బాణాలు కావు అని చెప్తాడు ఇక్కడ. సర్వే వ్యపి నమే దుఃఖం కుర్యురన్యేన కుర్యురన్యే రథా నరాధిపాహ కృంతంతి మమ గాత్రాణి మాఘమాం సేగవాయిభ. బాణము లోపల ఎలా గుచ్చుకుంటున్నాయి, కొన్ని గుచ్చుకుని నిలబడిపోతున్నాయి, కొన్ని పైకి వస్తున్నాయి. ఈ పైకి వస్తున్నప్పుడు గుచ్చుకుంటున్నప్పుడు నేను పడ్డ బాధ ఎలా ఉండదంటే, పీతలు కడుపు లోపల శిశువులు కడుపును చీల్చుకుని బయటకు వస్తాయండి. ఆ కడుపు లోపల శిశువులు పీత కడుపు చీల్చుకుని ఎలా బయటకు వస్తాయో ఈ బాణములు కూడా అలా వెళ్ళి నా మర్మస్థానాన్ని ఛేదించుకుని అలా వస్తున్నాయ్యా. అర్జునస్య ఇమే బాణ నేమే బాణ శిఖండిన, ఇవి శిఖండి బాణములు కావు, ఇవి అర్జుని బాణములే అని చెప్తూ క్రమంగా అర్జునుడి బాణములు గుచ్చుకుంటూ ఉండగా ఆ తీవ్రమైనటువంటి వేదనతో పైగా చుట్టూ కూడా పాండవుల సేనలు విజృంభించి ఉన్నాయి మన భీష్ముల వారి చుట్టూ దెబ్బతీయడానికి. కానీ వాళ్ళు ప్రయోగించవలసిన అవసరం లేకుండానే అర్జునుడు విజృంభిస్తున్నాడు ఇక్కడ. మొత్తానికి మొత్తం బాణ పరంపరంతా నిండిపోగా మర్మస్థానాలు చీలిపోతున్నా లెక్క పెట్టకుండా ధనుస్సుని సంధిద్దామని ప్రయత్నించినటువంటి భీష్ముడు కొంతసేపు యుద్ధం చేసి తర్వాత తన ధనుస్సుని పెట్టి నిలబడిపోయాడు. బాణములన్నీ గుచ్చుకున్నాయి. ఆ బాణములతో సహా భీష్ములు వారు తూర్పు దిక్కుగా తల పెడుతూ క్రింద వాలిపోయారు రథం నుంచి. ఇక్కడ శితాగ్రై ఫాల్గుణే నాజౌ ప్రాక్షిరా ప్రాపదత్ రథా కించిచ్చేషే దినకరే పుత్రాణహం తవ పశ్యతాం. సమయం చూసుకున్నాడండి, ఇంకా సూర్యుడు అస్తమించడానికి కాసింత సమయం ఉంది అనగా క్రింద పడిపోతుంటే గగనమండలం నుంచి దేవతలు అరుస్తూనట్ట, హా హేతి దివిదేవానాం పార్థివానాంచ భారత పతమాన్ పతమానే రథాత్ భీష్మే బభూ వసుమహస్వన. పైనుంచి దేవతలు ఆహాకారాలు చేస్తున్నారు, కింద రాజులు భీష్ముడు పడిపోతున్నాడు అంటున్నట్ట. భీష్ముడు పడిపోవడమా, ఇంతవరకు అని ఎప్పుడు లేదది. భీష్ముడు పడిపోతున్న అందరూ అక్కడికి చేరారు. ఆ పడిపోతూ ఉండగా అప్పుడు పైనుంచి దేవతలు, ఇదేమిటి దక్షిణాయనంలో మరణించాలని భీముడు ఎలా అనుకున్నాడు, భీష్ముడు వారు ఎలా అనుకుంటున్నారు అని మహర్షులను కూడా వినబడింది. ఆ సమయంలో గంగాదేవి హంసలు అనబడే కొందరు మహర్షుల్ని పంపించింది. హంసలంటేనే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు. ఎక్కడున్నారు ఆ మహర్షులు అంటే, మానసరోవరం దగ్గర ఉన్నటువంటి కొందరు మహర్షుల్ని తన పుత్రుడైనటువంటి గాంగేయుడు నేల కొరుకుతున్నాడని తెలుసుకుని, ఒక్కసారి మహర్షులు మీరు వెళ్ళి ఆయనకి హెచ్చరించండి అని చెప్పారు. వెంటనే హంసల రూపంలో మహర్షులు ఎగురుకుంటూ వచ్చి, వెళ్ళేనండి మానసరోవర హంసల్, ఆ ఎగురుకుంటూ వచ్చి భీష్ముని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాట. స్వామి, నువ్వు నీ దివ్యస్థానానికి వెళుతున్నావు సంతోషమే, కానీ గమనించలేదేమో ఇది ఇంకా దక్షిణాయనమయ్యా, ఇప్పుడు నువ్వు ఊర్ధ్వగమనానికి సిద్ధపడుతున్నావే, ఇది ఎలా సాధ్యమవుతోంది అని అంటే, నాదైన అసలు చోటికి నేను ఉత్తరాయణం వచ్చినప్పుడే వెళుతాను అని హంసలారా మా అమ్మకి చెప్పండి అన్నట్టండి ఇక్కడ. ఆ విధంగా చెప్పి, ఎందుకంటే వాడు నన్ను దెబ్బతీసాడే కానీ చంపలేదు కదా అన్నట్టండి. ఎంత విశేషం చూడండి ఇక్కడ, వాలిపోయాడంతే చావలేదు ఆయన, ఆయన ఎవరు వధింపజేయలేరని ముందే చెప్పుకున్నాం. దెబ్బతిన్నాడు, ఆ పడిపోయినప్పుడు అన్ని బాణములతో పడిపోయాడు ఆయన. ఇది తెలుసుకోవాలి, అన్ని బాణాలతో పడ్డాడు గనక క్రింద బాణములు ఉండి గుచ్చుకుంటూ పైకి కూడా వచ్చేయండి. అలా ఉన్నాడు ఆయన. ఇవి చూస్తూ ఉంటే అనేక కిరణాలతో ఉన్న సూర్యుడు ఎలా ఉంటాడో క్రింద పైన బాణ పరంపరతో ఉన్న భీష్ముడు ఎలా ఉన్నట్ట ఇవి చెప్పడం చూపిస్తున్నారు ఇక్కడ. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అంత పడినప్పుడు కూడా తన తేజస్సు తగ్గలేదు, అందుకే సూర్యుడితో పోల్చారండి ఇక్కడ. తేజస్సు తగ్గలేదు, అలా క్రింద పడినటువంటి ఆ మహానుభావుడు అంటున్నాడు, నేను సమయాన్ని చూసే జాగ్రత్తగా ఉన్నాను, ఉత్తరాయణ పుణ్యకాలం వరకు నేను అంపశయ్య మీదే ఈ విధంగా ఉంటాను అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అనేక అంశములు ఉన్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించే వాళ్ళు ఊర్ధ్వగతులకు వెళతారు అని. అయితే మహాపాపాత్ములు ఉత్తరాయణంలో పోతే వాళ్ళు ఊర్ధ్వగతులేనా, మహాపుణ్యాత్ములు దక్షిణాయనంలో పోతే పాపానికి పోతారా, ఇది కాదు తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇక్కడ ఉత్తరాయణము పగలు శుక్లపక్షము ఇవన్నీ కూడా దేవయాన మార్గములుగా మనకు చెప్పబడుతున్న అచ్చిరాది మార్గములని, ఇది భగవద్గీతలో చర్చ కనబడుతుంది, చాందోగ్యోపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో కూడా చర్చ కనబడుతుంది. ఇక్కడ మహాత్ములైన ఎందరూ కూడా దక్షిణాయన కాలంలో పరమపదించిన విషయంలో మనకు తెలుస్తుంటాయి. వాడు జీవన్ముక్తులు. జీవన్ముక్తులకి బ్రహ్మజ్ఞులకి చోటు కానీ కాలము కానీ వర్తించదు. ఎవరికి? జీవన్ముక్తులకి బ్రహ్మజ్ఞులకి యోగులకు చోటు వర్తించదు, కాలము వర్తించదు. వాళ్ళు శ్మశానంలో పోయినా ఆలయంలో పోయినా వాళ్ళు ముక్తులే. ఇది చెప్తారు ఇక్కడ. ఎక్కడ పోయినా వాళ్ళు మహాత్ములే. అంతేగాని వాళ్ళు ఎక్కడో పుణ్యస్థలంకి వెళ్ళడమో ఇవి అక్కర్లేదుట. ఎందుకంటే వాళ్ళు సర్వం బ్రహ్మమయమనేటువంటి దృష్టిలో ఉంటారు కనుక, బ్రహ్మము కానిదేదీ లేదు కనుక, వాళ్ళకి ద్వంద్వ భావమే లేదు కనుక, ద్వంద్వాతీత స్థితిలో ఉన్నారు కనుక, వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు ముక్తిని పొందుతారు. మరి భీష్ముడు ఎటువంటి వాడు? ఉత్తరాయణంలో పోతే ముక్తి పొందుతారనేది కేవలం కర్మ మార్గంలో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది ఇక్కడ. కర్మ మార్గంలో, పుణ్యమార్గంలో ఉన్న వాళ్ళకి. అయితే పాపాత్ములు ఉత్తరాయణంలో పోయినప్పటికీ వాళ్ళని ఉత్తరాయణ అభిమాన దేవతలు, దక్షిణాయన అభిమాన దేవతలను కొందరు ఉంటారండి. పాపాత్ములు ఉత్తరాయణంలో పోయినప్పటికీ వాళ్ళని తీసుకుపోయేది మాత్రం దక్షిణాయన అభిమాన దేవతలు, తెలుసుకోండి ఇక్కడ. అలాగే పుణ్యాత్ములు దక్షిణాయనంలో పోయినా వాళ్ళని తీసుకువెళ్ళేది ఉత్తరాయణ అభిమాన దేవతలు. ఇది సాధారణంగా జరుగుతుంది. కానీ మహాత్ములైన వారు ఉత్తరాయణం పుణ్యకాలం కనుక ఎంచుకుంటారట, వాళ్ళకి అది సాధ్యమవుతుంది. ఎందుకు అలా ఎంచుకుంటారు? మహానుభావుడైన భీష్ముడు వారు ఎప్పుడు పోయినా ఒకటే కదా అంటే, చేతిలో స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి వాడు గనక అలా ఎంచుకున్నాడయ్యా అని చెప్తూ దీనికి భాష్యం ఆదిశంకర భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలు దీనికి భాష్యం రాస్తే చక్కగా చెప్పారు. మనం ఇంచుమించు రోజు వ్యాసుని స్మరణ, కుదిరినప్పుడల్లా శంకర స్మరణ చేసుకుంటున్నాం. వాళ్ళిద్దరే కదండి మన బ్రతుకులు గురువులు, ఎంత చెప్పుకోవాలన్నా. మనకి షణ్మతాల్లో ఎవరు వారి సంప్రదాయానికి చెందిన గురువుని దండం పెట్టుకోవాలన్నా షణ్మతాలు చక్కగా ఉండేటట్టు చేసిన ఆదిశంకరుల్నే ముందు నమస్కారం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ, శైవ వైష్ణవ సమస్త సంప్రదాయాలకి గురువు ఆదిశంకరులే. ఎందుకంటే అంతకుముందు వచ్చిన నాస్తిక మతాల వేగానికి ఈ ఆరు మతాలకు కూడా ఉనికి దెబ్బతింటున్న సమయంలో ఈ షణ్మతాల్ని తిరిగి నిలిపి సాధనోపాయములుగా చూపిస్తూ అద్వైతం పరమార్థమని చెప్పిన ఆదిశంకర భగవత్పాదుల వారిని మనం స్మరించుకోవాలి. ఎందుకయ్యా ఇంత దృఢంగా ఇవాళ స్మరిస్తున్నామంటే, మనం ఉన్నది ఆదిశంకర భగవత్పాదుల వారి జయంతి గడపలో. రేపటి రోజున ఆదిశంకర భగవత్పాదుల వారు ఆవిర్భవించినటువంటి పుణ్యదివసం, అందుకు ఆ పుణ్యతిథి, అందుకు మనం నమస్కారం చేసుకున్నాం. మొత్తానికి మహానుభావుడు భాష్యం రచిస్తూ ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం మీమాంస వస్తుందండి ఆ వేదాంత శాస్త్రంలో. వచ్చినప్పుడు భాష్యంలో ఆయన ఒక మాట అంటాడు, భీష్మాదీనాం, ఆయన అన్నమాట శంకరులు. భీష్ములు వారిని శంకరులు ఎంత గౌరవంగా చూస్తున్నారు. అందుకే భీష్మాదీనా స్వచ్ఛంద మరణానాం ఉత్తరాయణ ప్రతిక్షణం ఉత్తరాయణ ప్రాశస్త్య ప్రదర్శనార్థం అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానం చెప్పాడు ఇక్కడ. ఆయన దక్షిణాయనంలో పోతే మోక్షం రాదు, ఉత్తరాయణంలో పోతేనే మోక్షం వస్తుందని చెప్పడం కాదు దాని ఉద్దేశం. ఉత్తరాయణం యొక్క ప్రశస్తిని చెప్పడం కోసమని స్వచ్ఛంద మరణం కలిగిన భీష్ముడు ఉత్తరాయణం వరకు ఎదురు చూశాడు అన్నారు ఇక్కడ. రెండు విషయములు ఎంత అద్భుతంగా. ఉత్తరాయణం పుణ్యకాలం, అది శాస్త్రం, అది పుణ్యకాలం గనక దాన్ని గౌరవించాలి. రెండు, తన చేతిలో స్వచ్ఛంద మరణం ఉంది, అప్పటి వరకు స్వచ్ఛంద మరణం ఉంటాడు. అయితే ఇక్కడ మనకు ఒక భావన రావచ్చు, అయ్యా కింద పడుతున్నప్పుడు బాణములు గుచ్చుకుంటే ఒక సూది గుచ్చుకుంటేనే ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే అడుగు వెయ్యలేమే, బాణములు గుచ్చుకుని ఉంటూ ఉంటే ఎన్నాళ్ళు ఉన్నాడో తెలుసా? మార్గశిర బహుళ సప్తమి నాడు పడిపోయినటువంటి భీష్ముని వారు మాఘశుద్ధ అష్టమి వరకు ఉన్నారండి. మాఘశుద్ధ అష్టం పరమర్థించారు. ఎన్ని రోజులు తెలుసా? 46 రోజులు ఉన్నాడు ఆయన అపశయమించున్నాడు ఇక్కడ బాణములు గుచ్చుకుంటూ. అది ఎలా సాధ్యమయ్యింది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కొన్ని లోపల గుచ్చుకుంటూ లోపల భాగాల్ని పీడిస్తుంటే కొన్ని గుచ్చుకుని పైకి కూడా వచ్చి ఉన్నాయండి. అలా ఎలా ఉన్నాడంటే ఇక్కడ ఒక రహస్యాన్ని భారతం చెప్తోంది, జాగ్రత్తగా తెలుసుకుంటే. తుర్పు తలగాక నీసుతులేర్పడగనుగనుచు నుండ ఇలా కంపింపన్, ఆయన పడుతున్నప్పుడు ఒక్కసారి ఆకాశం నుంచి వర్షం కురిచి భూమి కంపించిందండి. ఎందుకంటే మహాత్ముడు అలా ఒరిగి నేల మీద పడరాదు, అది భూమి తట్టుకోలేదు ఇక్కడ. అందుకే అలా పడకుండా భూమి ఈ ధరణీ నసపస్పర్శ శరసంఘై సమావృత, ఈ బాణములు ఉండడం వల్ల ఆయన భూమిని తాకలేదుట. తెలుసుకోవాల్సింది మహాత్ముల నెత్తురు కానీ శరీరం కానీ తగలకుండా ఆ విధంగా కాపాడబడింది అక్కడ. అలా ఉన్నాడు స్వామి అక్కడ. ఆ సమయంలో తనువు ధర పొందకుండంగ తల్పభంగి శరము త్రాతయ్యి పొలిపారే నరవెరేణ్య అట్లు శరతల్పగతుడుగు అమ్మహానుభావు దేవవ్రతుని దేవభావముందే. ఇది చెప్పారు ఇక్కడ తిక్కన గారు. ఇది మూలంలో దేవభావం ఆయనకు వచ్చినది అని ఉన్నదాన్ని అనువాదం చేశారు ఇక్కడ. ఆ సమయంలో ఆయనకి దేవభావం వచ్చిందిట. అంటే అర్థం ఏంటి? మనుష్యుని వలె సంచరిస్తున్నంతసేపు మనుష్యభావం ఆయనకున్నది, దేవభావం అంతర్లీనంగా ఉంది. ఇప్పుడు పడిన వెంటనే ఆయన యొక్క వసుదేవభావం ఆయనలో జాగృతి జరిగి ఉంది. అందుకే దేవభావం వచ్చింది కనుక తనదైన యోగశక్తితో ఈ దేవభావంతో ఆయన అన్నాళ్ళు హాయిగా ఉండగలిగాడండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే దేవభావం పొంది ఆయన దివ్య శరీరము అని అద్భుతమైన మాటను ఇక్కడ విషయంగా చూపించారు. అందుకే ప్రాణత్యాగానికి తనకి తాను నియత సమయం ఏర్పరచుకున్నాడంటే ఎంత మహానుభావుడు, దీన్ని బట్టి మనం పరిశీలించవచ్చు. ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడని చెప్పారో అటు ఇటు ఉన్న సైనికులు వీరులు అందరూ మౌనాన్ని వహించారు. అందరికీ దుఃఖం వచ్చిందండి. ఆయన ఎవరికి సొంతం కాడ చెప్పు. అందుకే అర్జునుడు అంటాడు, నేను భీష్ముడిని ఎలా సంహరించగలనయ్యా అని. అందుకే కృష్ణుడు నేను వెళ్తాలే అని చెప్పాడండి. అది విషయం ఇక్కడ. ఆ చెప్పినప్పుడు అర్జునుడు ఓ మాట అంటాడు, నన్ను ఒళ్ళో పెట్టుకుని ఆయన ఆడించాడు చిన్నప్పుడు. ఆడించినప్పుడు నేను నాన్న అని పిలిచాను. అప్పుడు నన్ను నాన్న అనకరా, నీ నాన్నకి నాన్నని అన్నాడు ఆయన. నేను ఆ మాట మర్చిపోలేను. అక్కడ నా తాత ఆయన నేను ఎలా చంపగలను, ఏడుస్తాడు. మళ్ళీ కృష్ణుని మాట మేరకు ఇదంతా జరిగినటువంటి లీల. అప్పుడు ఈ మాట చెప్తూ ఉంటే, సంజయుడు చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడే అనుకుంటాడు, నేను ఆ గుండె ఉక్కు పిండంతో చేశారా, ఇంకా ఉంది బద్దలవ్వకుండా భీష్ముడు పడిపోవడం తెలుసు కూడా అని ధృతరాష్ట్రుడు దుఃఖం వచ్చింది. వారికి మిగిలిన తండ్రి అతడేగా, అతడు దుఃఖితుడయ్యా. అక్కడ మొత్తానికి దుర్యోధనుడు మొదలైన వారందరికీ దుఃఖం వచ్చింది. వాళ్ళందరూ చేరారు అక్కడికి. ఇక అర్జునుడు కళ్ళ నిండా నీళ్లు, యుధిష్ఠిరుడు మొదలైన వారందరూ వచ్చారు. గంభీరమూర్తి అని కృష్ణ పరమాత్మ చూస్తూ ఉన్నాడు అక్కడ. ఈ లోపల గగనం నుంచి దివ్యమైనటువంటి వచనాలు వినబడుతున్నాయట. అస్తమయ సమయంలో సూర్యుడిలో వెలుతురు తగ్గిపోయింది, భూమి ఆక్రోశించింది. ఆ సమయంలో అయం బ్రహ్మవిదాం శ్రేష్ఠ అయం బ్రహ్మవిదాం వరహ ఇత్యభాషత భూతాని శయానం పురుషర్షభం. దివి నుంచి చూస్తున్న దివ్య శక్తులు పంచభూతాలు కలిసి అంటున్నాయట, ఈయన సామాన్యుడు కాడయ్యా, బ్రహ్మవేత్తలలో గొప్పవాడు, ఈయన్ని మించిన బ్రహ్మవేత్త లేడు అని నమస్కరిస్తున్నారట మొత్తం కూడా. అందుకే బ్రహ్మవిదాం శ్రేష్ఠ బ్రహ్మవిదాం వరహ, ఈయన బ్రహ్మవేత్త. ఇది తెలుసుకోవలసింది. దీన్ని బట్టి భీష్ముడు ఏమిటనే సందేహం కలగకూడదండి. జీవన్ముక్తుడు మహానుభావుడు. అందుకే తాను ఉంటూ దేనికి అంటకుండా ఉన్నాడు. ఇది తెలుసుకోవలసింది. సభాపర్వంలోనే భీష్ముని చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు వ్యాసదేవుడు, అద్భుతమైన మాట. దిష్టం విజానన్ నిస్సంగ సర్వశాస్త్ర విశారద. భీష్ముడి గురించి మూడు మాట్లాడాడు వ్యాసుడు. అందుకే ప్రతిదీ కూడా ఊరికిన పొగడ్తల కింద కాకుండా వాళ్ళ లక్షణములు అర్థం చేసుకోగలిగితే చివరి వరకు నేను తెలుసుకోగలమండి. దిష్టం విజానన్ అంటే అదృష్టం అంటే ఏమిటో తెలుసున్నాడు. అదృష్టం అంటే ఏది విధింపబడిందో అది అదృష్టం. మన అదృష్టం అంటే ఏదో కలిసి వస్తే అదృష్టం అంట. దిష్టం అంటే దురదృష్టము కావచ్చు, సదదృష్టము కావచ్చు. అదృష్టము అనగా ఎవరి కర్మగతులు ఏమిటో దానిని అదృష్టము అంటారు ఇక్కడ. దిష్టం విజానన్ కర్మగతులన్నీ తెలిసినవాడు, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలిసినవాట. ఇది ఒక్కడు తెలిస్తే ఆయన ఎక్కడ ఉపేక్ష వహించాడు, ఎక్కడ విజృంభించాడు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. దిష్టం విజానన్ చాలా ఆశ్చర్యమండి. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు అన్నీ తెలిసి కూడా ధర్మమునందు ఎలా నిలబడి ఉంటాడు అనేది భీష్ముని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ. అందుకే జనక మహీపతి మొదలైన వారితో పోల్చదగినటువంటి దేహాత్మ భ్రాంతి లేని బ్రహ్మజ్ఞాని. అందుకే దిష్టం విజానన్ నిస్సంగ గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అని కృష్ణుడిపై అపారమైన భక్తి ఉంది తప్ప మిగిలిన ఏ ఒక్కరి మీద రాగద్వేషములు లేవు ఆయనకి. నిస్సంగ, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సర్వశాస్త్ర విశారద, ఆయనకి తెలియని శాస్త్రములు లేవండి. సర్వశాస్త్రముల్లో నిష్ణాత, ఇవన్నీ తెలుసుకోవాలండి. అందుకే భీష్ముడిని కేవలం పితామహుడు అనడంతో ఆగలేదు, భీష్మ ఆచార్యుడు అంటున్నాం. తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆచార్యస్థానమైంది, జగద్గురు స్థానం. ద్రోణుడు యుద్ధ విద్య నేర్పడం వల్ల ఆచార్యుడయ్యాడు. ధర్మము, భాగవత ధర్మము, బ్రహ్మ విద్య నేర్పడం వల్ల ఆచార్యుడయ్యాడు భీష్ములు వారికి. తెలుసుకోవాల్సింది ఇక్కడ నిజమైన ఆచార్యుడు భీష్ములు వారే. అందుకు పంచభూతములు కూడా అయం బ్రహ్మవిదాం శ్రేష్ఠ అయం బ్రహ్మవిదాం వరహ అని చెప్పడంలో ఉద్దేశం ఇది. పైగా నైష్ఠిక బ్రహ్మచారి అయి శరతల్పంపైనటువంటి భరతవంశ శ్రేష్ఠుని చూసి అనేక మంది సిద్ధులు, చారణులు, మహర్షులు అక్కడికి వచ్చి ప్రదక్షిణ నమస్కారం చేసి నిలబడి ఉన్నట్టండి అక్కడ. ఆ సమయంలో దుర్యోధనుడు వెంటనే దుశ్శాసనుడి చేత కబురు పంపించాడు ద్రోణుని వద్దకు. ఎందుకంటే మరొక చోట ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడు అక్కడ. ద్రోణుడి దగ్గరికి కబురు వెళ్ళింది, ఏమైంది అన్నాడు. ఎందుకంటే ద్రోణుడికి పొద్దుట్టు నుంచి అపశకునాలు కనబడుతున్నాయట. వెంటనే దుశ్శాసనుడు తల వంచుకుని భీష్ముడు పడిపోయాడని చెప్పాడంతే. భీష్ముడు మరణించాడని కాదు, పడిపోయాడు అంతే. వెంటనే ద్రోణుడు మూర్చిపోయేటండి. ఎందుకంటే భీష్ముడిపై ఆయనకున్న భక్తి ప్రేమ అలాంటిది. అందుకే ద్రోణుడు మూర్చిపోయాడు. కొంతసేపటికి సత్యోపచారాల వల్ల తెప్పరిల్లి ఆ మహానుభావుడు కూడా మొత్తం అందరూ ఎక్కడ యుద్ధాలు చేస్తున్నవారు అక్కడ యుద్ధాన్ని విరమించి అందరూ భీష్ముడి పడి ఉన్న చోటుకు వచ్చి ఉన్నారు. ఆ మహానుభావుడు అక్కడ పడి ఉండి చూస్తూ నిలబడతారేమిటి, నా తల వాలిపోతుంది గమనించట్లేదా అన్నాడు ఇక్కడ. శయనశ్యానురూపం మే పాండవోపహితంత్వయ, నాకు ఇప్పుడు ఉపధానం తీసుకురండి అన్నాడు. ఉపధానం అంటే తలగడ, దిండు. దిండును తీసుకురమ్మని ఇక్కడ అడుగుతున్నాడు భీష్ముడు వారు. ఎందుకంటే తలవాలిపోతుంది, మిగిలిన శరీరం అంతగా బాణములు ఉన్నాయి, గుచ్చుకున్నాయి, భూమి మీద ఉన్నాయి. శితాగ్రై పాల్గొనేనాదో ప్రాక్షిరా ప్రాపతత్ర ధాత్ ఉపతిష్టన్నదో వైద్యాహ. ఎప్పుడైతే ఉపధానము కావాలని అన్నాడో ఆ సమయంలో వెంటనే దుర్యోధనుడు మొదలైన వారు వెళ్ళి దిళ్ళు తీసుకువచ్చేటండి, చాలా తీసుకొచ్చి కింద నుంచి పెట్టడం మొదలుపెట్టారట. వీరశయ్యపై ఉండేవాడికి ఇవా దిళ్ళు, వీరశయ్యపై ఉండేవాడికి దిళ్ళు ఏమిటో అర్జునుడికి ఒక్కడికే తెలిసి పిలిపించండి అన్నట్టు. ఇక్కడ ముందు అర్జునుడిని పిలిపించండి అన్న మాట చెప్పగానే అర్జునుడు కళ్ళగొడ్ల నిండా నీళ్లున్నాయటండి, దానికి ఏడుపు వస్తుంది, దానికి దండం పెట్టి నిలబడ్డాడు. తాత నిన్ను చంపిన, నిన్ను చంపిన కాదు, నిన్ను దెబ్బతీసిన నన్నే ప్రేమగా పిలిచేవా మళ్ళీ ఏమిటయ్యా అంటే, శయనస్య అనురూపం మే పాండవోపహితంత్వయ యజ్జన్యథా ప్రపజ్జేధాహ శపేయం త్వామహం వృషా. నాకు ఏ శయ్య వెయ్యాలో నీకు తెలుసు, దియ్యతాం ఉపధానం వై యద్యుక్తమిహ మన్యసి. దియ్యతాం ఉపధానం, నాకు నువ్వు దిండునివ్వు. యద్యుక్తం ఇహ, ఇక్కడ ఏది యుక్తమో అదివ్వు. ధనంజయ మహాబాహో శురూమే తాత లంబతే, నా తల వేలాడిపోతుందయ్యా తొందరగా పెట్టన్నట్ట. వెంటనే నమస్కారం చేసే మహానుభావుడు బాణము తీసి నమస్కారం చేసి దానిలో మంత్రశక్తిని ప్రవేశింపజేసి ఆ బాణాన్ని క్రింద వేశాడు. ఆ వేయడం ఎంత జాగ్రత్తగా వేశాడంటే అవి గుచ్చుకుని పైనున్న మెత్తని భాగముల పైకి వస్తూ అవి క్రమంగా భీష్ముని తలని పైకి ఎత్తి శయ్యతో సమానము చేసి హాయిగా ఉంచేటండి. ఇక్కడ వెంటనే మురిసిపోయి ఈ పని అర్జునుడు ఒక్కడే చేయగలడు, మీరెవ్వరూ చేయలేరని చెప్పాడు. పైగా యజ్జన్యథా ప్రపజ్జేదాహ, అర్జున నేను చెప్పిన పని ఎలా చేస్తావా అని చూశాను, కొంచెం తేడా వచ్చున్నా నేను శపించేవాడిని సుమా అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే వీరుడు కుచితమేదో అది తెలియాలి, తెలియనప్పుడు నా కోపం వచ్చేది, కోపం వస్తే నేను శపించేవాడిని, కాబట్టి నువ్వు ఉచితమైనటువంటి పని చేశావు అని చెప్పిన వెంటనే అక్కడ కృష్ణ పరమాత్మ ఏర్పాటు చేసిందంటే ఆయన చుట్టూ కందకాన్ని తవ్వించేట. అంటే ఆయన ఎక్కడైతే పడి ఉన్నాడో ఆ చోటు కొంత దూరంలో ఇతరులెవరూ ప్రవేశించకుండా కందకాన్ని ఏర్పాటు చేసి అక్కడంతా కూడా చక్కని స్థితి ఏర్పాటు చేస్తే ఆయన అంటున్నాడు, మీరందరూ మీ మీ నెలవులకు వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను ఇక్కడ ఇలాగే ఉంటాను. ఉంటూ ఏం చేస్తాను అంటే సూర్యోపాసన చేస్తూ ఉంటాను సుమా అక్కడి వరకు అని చెప్పాడు. ఇక్కడ సూర్యుని ఉపాసిస్తూ ఉంటాను ఇక్కడ. ఈ విధంగా చెప్పిన తర్వాత వెంటనే దుర్యోధనుడు ఊరుకున్నాడా, వైద్యుల్ని తీసుకొచ్చారండి. అద్భుతమైన వైద్యులు, అద్భుతమైన ఔషధులు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు అక్కడికి. ఉపతిష్టన్నదో వైద్యాహ శల్యోద్ధరణ కోవిదాహ సర్వోపకరణై యుక్త కుశలై సాధుశిక్షిత. వచ్చినటువంటి వారు చక్కని నేర్పరులు, శల్యములు బయటకు తీసి చికిత్స చేయగలిగే నేర్పరులు వచ్చారట. ఎందుకంటే నేను మరణించలేదు కదా, మర్చిపోవద్దు, దెబ్బతిన్నాడంతే, అవన్నీ తీసి చికిత్స చేయగలిగేటువంటి వాళ్ళు వచ్చారట అక్కడికి. వైద్యులందరూ వాళ్ళ వాళ్ళ పరికరాలు పట్టుకున్నారు. ముందు దుర్యోధనుడు ఉన్నాడు, రాగానే ఎందుకు వాళ్ళని తెచ్చావు, పొమ్మను కష్టపడి వచ్చినందుకు వాళ్ళకి ఎంతో అంత ద్రవ్యం ఇచ్చి పంపించు. తాందృష్ట్వా జాహ్నవీ పుత్ర ప్రోవాచ తనయం తవ ధనం దత్వా విసృజ్యం తాం పూజయిత్వా చికిత్సకాహ. వచ్చినటువంటి చికిత్సకులకి ధనము ఇచ్చి గౌరవించి పంపించు. ఏవంగతే మయే అదేని వైద్యే కార్యమిహాస్తికం. నాంతట నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడి వెళుతూ ఉండగా వీళ్లతో పనేది ఉందయ్యా. క్షత్రధర్మే ప్రశస్తాం హి ప్రాప్తోస్మి పరమాంగతిం. క్షత్రియుడిగా పుట్టిన వాడికి ఏది ఉత్తమ ధర్మమో దాన్ని స్వీకరించి నేను నా శరీరాన్ని త్యజించడానికి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళని వెళ్ళిపొమ్మను అని చెప్పాడు.